కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం షష్ఠకాండే షష్ఠ ప్రపాఠకస్య ఘనపాఠ ప్రారంభ. సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏతాన్యేతాని వై సువర్గాయ సువర్గాయ వా ఏతాని సువర్గాయేతి సువర్గాయ వా ఏతాన్యేతాని వై వా ఏతాని లోకాయ లోకాయైతాని వై వా ఏతాని లోకాయ ఏతాని లోకాయ లోకాయైతాన్యేతాని లోకాయ హూయంతే హూయంతే లోకాయైతాన్యేతాని లోకాయ హూయంతే లోకాయ హూయంతే హూయంతే లోకాయ లోకాయ హూయంతే యద్యద్ధూయంతే లోకాయ లోకాయ హూయంతే యత్ హూయంతే యద్యద్ధూయంతే హూయంతే యద్దాక్షిణాని దాక్షిణాని యద్ధూయంతే హూయంతే యద్దాక్షిణాని యద్దాక్షిణాని దాక్షిణాని యద్యద్దాక్షిణాని ద్వాభ్యాం ద్వాభ్యాం దాక్షిణాని యద్యద్దాక్షిణాని ద్వాభ్యాం దాక్షిణాని ద్వాభ్యాం ద్వాభ్యాం దాక్షిణాని దాక్షిణాని ద్వాభ్యాం గార్హవత్యే గార్హవత్యే ద్వాభ్యాం దాక్షిణాని దాక్షిణాని ద్వాభ్యాం గార్హవత్యే ద్వాభ్యాం గార్హవత్యే గార్హవత్యే ద్వాభ్యాం ద్వాభ్యాం గార్హవత్యే జుహోతి జుహోతి గార్హవత్యే ద్వాభ్యాం ద్వాభ్యాం గార్హవత్యే జుహోతి గార్హవత్యే జుహోతి జుహోతి గార్హవత్యే గార్హవత్యే జుహోతి ద్విపాద్ ద్విపాద్ జుహోతి గార్హవత్యే గార్హవత్యే జుహోతి ద్విపాద్ గార్హవత్య ఇది గార్హవత్యే జుహోతి ద్విపాద్ ద్విపాద్ జుహోతి జుహోతి ద్విపాద్ యజమానో యజమానో ద్విపాద్ జుహోతి జుహోతి ద్విపాద్ యజమాన ద్విపాద్ యజమానో యజమానో ద్విపాద్ ద్విపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో ద్విపాద్ ద్విపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ద్విపాదితి ద్విపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్య ఆగ్నేధ ఆగ్నేధ్వే ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్య ఆగ్నేధ్వే ప్రతిష్ఠిత్య ఆగ్నేధ్వ ఆగ్నేధ్వే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్య ఆగ్నేధ్వే జుహోతి జుహోత్యాగ్నేధ్వే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్య ఆగ్నేధ్వే జుహోతి ప్రతిష్ఠిత్య ఇది ప్రతిష్ఠితి ఆగ్నేధ్వే జుహోతి జుహోత్యాగ్నేధ్వ ఆగ్నేధ్వే జుహోత్యంతరిక్షేంతరిక్షే జుహోత్యాగ్నేధ్వ ఆగ్నేధ్వే జుహోత్యంతరిక్షే ఆగ్నేధ్ర ఇత్యాగ్నేధ్వే జుహోత్యంతరిక్షేంతరిక్షే జుహోతి జుహోత్యంతరిక్ష ఏవైవాంతరిక్షే జుహోతి జుహోత్యంతరిక్ష ఏవ అంతరిక్ష ఏవైవాంతరిక్షేంతరిక్ష ఏవైవాంతరిక్షేంతరిక్ష ఏవా ఏవైవైవాక్రమతే క్రమత ఐవైవాక్రమతే ఆక్రమతే క్రమత ఆక్రమతే సదస్సదః క్రమత ఆక్రమతే సదః క్రమతే సదస్సదః క్రమతే క్రమతే సదోభ్యభిసదః క్రమతే క్రమతే సదోభి సదోభ్యభిసదస్సదోభ్యాభిసదస్సదోభ్యా అభ్యాభ్యభ్యైత్యేత్యాభ్యభ్యైతి ఐత్యేత్యైతి సువర్గకం సువర్గమేత్యేతి సువర్గం ఏతి సువర్గకం సువర్గమేత్యేతి సువర్గం సువర్గమేత్యేతి సువర్గమేవ సువర్గమేవైవ సువర్గకం సువర్గమేవైన మేనమేవ సువర్గకం సువర్గమేవైనం సువర్గమితి సువహగం ఏవైన మేనమేవైవైనం లోకం లోకమేనమేవైవైనం లోకం ఏనం లోకం లోకమేనమేనం లోకం గమయతి గమయతి లోకమేనమేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి సౌరీభ్యాకం సౌరీభ్యాం గమయతి లోకం లోకం గమయతి సౌరీభ్యాం గమయతి సౌరీభ్యాకం సౌరీభ్యాం గమయతి గమయతి సౌరీభ్యా మృభ్యా మృభ్యాకం సౌరీభ్యాం గమయతి గమయతి సౌరీభ్యా మృభ్యాం సౌరీభ్యా మృభ్యా మృభ్యాకం సౌరీభ్యాకం సౌరీభ్యా మృభ్యాం గార్హవత్యే గార్హవత్య అర్భ్యాకం సౌరీభ్యాకం సౌరీభ్యా మృభ్యాం గార్హవత్యే అర్భ్యాం గార్హవత్యే గార్హవత్య అర్భ్యామృభ్యాం గార్హవత్యే జుహోతి జుహోతి గార్హవత్య అర్భ్యామృభ్యాం గార్హవత్యే జుహోతి అర్భ్యామిత్యర్భ్యాం గార్హపత్యేజుహోత్యుహోత్కార్హపత్యేకార్హపత్యేకార్హపత్యేజుహోత్యముమంజుహోత్కార్హపత్యేకార్హపత్యేజుహోత్యముం గార్హపత్యేజుహోత్యముమంజుహోత్జుహోత్యముమేవైవామంజుహోత్జుహోత్యముమేవ అముమేవైవామోమేవైనమేనమేవామోమేవైనమేవైనమేనమేవైనంకంకమేనమేవైనంకంకమేనమేనంకం సమారోహయతి సమారోహయతిలోకమేనమేనంకం సమారోహయతి లోకకం సమారోహయతి సమారోహయతిలోకంకం సమారోహయతి నయవత్యా నయవత్యా సమారోహయతి నయవత్యా నయవత్యా సమారోహయతి సమారోహయతి నయవత్యా సమారోహయతి నయవత్యా సమారోహయతి సమారోహయతి నయవత్యర్చర్చా నయవత్యా సమారోహయతి సమారోహయతి నయవత్యర్చర్చా నయవత్యా నయవత్యర్చాగ్నిధ్ర అగ్ని ఇధ్ర అచా నయవత్యా నయవత్యర్చాగ్ని ఇధ్రే నయవచ్చేతి నయ రచా అగ్నిధ్ర అగ్నిధ్ర అచర్చాగ్నిధ్రేజుహోదిజుహోత్యాగ్నిధ్ర అచర్చాగ్నిధ్రేజుహోదిసువర్గస్సువర్గస్సుజుహోత్యాగ్నిధ్ర అగ్నిధ్రేజుహోదిసువర్గస్య అగ్నిధ్ర ఇత్యాగ్ని ఇధ్రే జుహోదిసువర్గస్సువర్గస్సుజుహోదిజుహోదిసువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్సుజుహోదిజుహోదిసువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్సుజుహోదిజుహోదిసువర్గస్య అభినీత్యా అభినీత్యే లోకస్య సువర్గస్సుజుహోత్యాభినీత్యే సువర్గస గచ్చ గచ్చిమీనీత్యాభినీనీత్యైదివం గచ్చ అభినీనీత్యాభినీతి దివం గచ్చ గచ్చివం దివం గచ్చసువస్వర్గచ్చివం దివం గచ్చసువ గచ్చసువస్వర్గచ్చ గచ్చసువపద పద సువర్గచ్చ గచ్చసువపద సువపద పద సువస్సువపదేదీతి పద సువస్సువపదేది పదేదీతి పద పదేది హిరణ్యకో హిరణ్యమితి పద పదేది హిరణ్యం ఇది హిరణ్యకో హిరణ్యమితి హిరణ్యకో హుత్వా హిరణ్యమితి హిరణ్యకో హుత్వా హిరణ్యకో హుత్వా హిరణ్యకో హిరణ్యకో హుత్వోదుద్ధుత్వా హిరణ్యకో హిరణ్యకో హుత్వోదుద్ధుత్వా హుత్వోద్గృహ్ణాది గృహ్ణాత్యుద్ధుత్వా హుత్వోద్గృహ్ణాది ఉద్గృహ్ణాది గృహ్ణాత్యుదుద్గృహ్ణాది సువర్గకో సువర్గం గృహ్ణాత్యుదుద్గృహ్ణాది సువర్గం గృహ్ణాది సువర్గకో సువర్గం గృహ్ణాది సువర్గమేవైవ సువర్గం గృహ్ణాది గృహ్ణాది సువర్గమేవ సువర్గమేవైవ సువర్గకో సువర్గమేవైనమేనమేవ సువర్గకో సువర్గమేవైనం సువర్గమితి సువర్గం ఏవైనమేనమేవైనం లోకం లోకమేనమేవైనం లోకం ఏనం లోకం లోకమేనమేనం లోకం గమయతి గమయతి లోకమేనమేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి రూపేణ రూపేణ గమయతి లోకం లోకం గమయతి రూపేణ గమయతి రూపేణ రూపేణ గమయతి గమయతి రూపేణ గోవో రూపేణ గమయతి గమయతి రూపేణ వహ రూపేణ గోవో రూపేణ రూపేణ వో రూపకం రూపం వో రూపేణ రూపేణ వో రూపం వో రూపకం రూపం వో రూపమభ్యభిరూపం వో రూపమభి రూపమభ్యభిరూపకం రూపమభ్యాభిరూపకం రూపమభ్యా అభ్యాభ్యభ్యైమ్యేమ్యాభ్యభ్యైమి ఐమ్యేమ్యైమీతీత్యేమ్లైమీతి ఏమీతీత్యేమ్యేమీత్యాహేత్యేమ్యేమీత్యాహ ఇత్యాహేదీత్యాహ రూపేణ రూపేణాహేదీత్యాహ రూపేణ ఆహ రూపేణ రూపేణాహ రూపేణ హి రూపేణాహ రూపేణ హి రూపేణ హి రూపేణ రూపేణ హ్యాసామా సాగుం హి రూపేణ రూపేణ హ్యాసాం హ్యాసామా సాగుం హి హ్యాసాగుం రూపకం రూపమా సాగుం హి హ్యాసాగుం రూపం ఆ సాగుం రూపకం రూపమా సామా సాగుం రూపమభ్యభిరూపమా సామా సాగుం రూపమభి రూపమభ్యభిరూపకం రూపమభ్యాభిరూపకం రూపమభ్యా అభ్యాభ్యభ్యైత్యేత్యాభ్యభ్యైతి ఐత్యేత్యైతి యద్యదేత్యైతి యద్ ఏది యజ్జదేత్యేది యద్ధిరణ్యేన హిరణ్యేన యజదేత్యేది యద్ధిరణ్యేన యద్ధిరణ్యేన హిరణ్యేన యజ్జద్ధిరణ్యేన దుధస్తుథో హిరణ్యేన యజ్జద్ధిరణ్యేన దుధ హిరణ్యేన తుథస్తుథో హిరణ్యేన హిరణ్యేన తుథో గోవస్తుథో హిరణ్యేన హిరణ్యేన తుథో వ తుథో గోవస్తుథస్తుథో గో విశ్వవేదా విశ్వవేదావస్తుథస్తుథో గో విశ్వవేదా ఓ విశ్వవేదా విశ్వవేదా గో గో విశ్వవేదావి విశ్వవేదా గో గో విశ్వవేదావి విశ్వవేదావి విశ్వవేదా విశ్వవేదా విభజతు భజతు విశ్వవేదా విశ్వవేదా విభజతు విశ్వవేదా ఇది విశ్వవేదాః విభజతు భజతు విభజత్విదీతి భజతు విభజత్విది భజత్విదీతి భజతు భజత్విత్యాహ ఆహేతి భజతు భజత్విత్యాహ ఇత్యాహేతి ఇత్యాహ తుథస్తుథ ఆహేతి ఇత్యాహ తుథ ఆహ తుథస్తుథ ఆహాహ తుథోహ తుథ ఆహాహ తుథోహ తుథోహ తుథస్తుథో హస్మ స్మ తుథస్తుథో హస్మ హస్మ స్మ హస్మ వై వై స్మ హస్మ వై స్మ వై వై స్మ స్మ వై విశ్వవేదా విశ్వవేదా వై స్మ స్మ వై విశ్వవేదాః వై విశ్వవేదా విశ్వవేదా వై వై విశ్వవేదా దేవానాం దేవానాం విశ్వవేదా వై వై విశ్వవేదా దేవానాం విశ్వవేదా దేవానాం దేవానాం విశ్వవేదా విశ్వవేదా దేవానాం దక్షిణా దక్షిణా దేవానాం విశ్వవేదా విశ్వవేదా దేవానాం దక్షిణా విశ్వవేదా ఇది విశ్వవేదాః దేవానాం దక్షిణా దక్షిణా దేవానాం దేవానాం దక్షిణా వివిదక్షిణా దేవానాం దేవానాం దక్షిణావి దక్షిణా వివిదక్షిణా దక్షిణా విభజతి భజతి విదక్షిణా దక్షిణా విభజతి విభజతి భజతి విభజతి తేన తేన భజతి విభజతి తేన భజతి తేన తేన భజతి భజతి తేనైవైవ తేన భజతి భజతి తేనైవ తేనైవైవ తేన తేనైవైనా ఏనా ఏవ తేన తేనైవైనా ఏవైనా ఏనా ఏవైవైనా వివ్యేనా ఏవైవైనా వి ఏనా వివ్యేనా ఏనా విభజతి భజతి వ్యేనా ఏనా విభజతి విభజతి భజతి విభజచ్చేతదేతద్భజతి విభజచ్చేతద్ భజచ్చేతదేతత్ భజతి భజచ్చేతత్తేత ఏతత్ భజతి భజచ్చేతత్తే ఏతత్తేత ఏతదేతత్తే అగ్నేత ఏతదేతత్తే అగ్నే తే అగ్నే అగ్నేతే అగ్నే రాధో రాధో అగ్నేతేతే అగ్నే రాధ అగ్నే రాధో రాధో అగ్నేగ్నే రాధ ఆరాధో అగ్నేగ్నే రాధ ఆ రాధ ఆరాధో రాధ ఐచ్చేత్యారాధో రాధ ఐతి ఐచ్చేత్యైతి సోమచ్యుతకం సోమచ్యుతమేత్యైతి సోమచ్యుతం ఏతి సోమచ్యుతకం సోమచ్యుతమేత్యేతి సోమచ్యుతమితీతి సోమచ్యుతమేత్యేతి సోమచ్యుతమితి సోమచ్యుతమితీతి సోమచ్యుతకం సోమచ్యుతమిత్యాహేతి సోమచ్యుతకం సోమచ్యుతమిత్యాహ సోమచ్యుతమితి సోమచ్యుతం ఇత్యాహేతిత్యాహ సోమచ్యుతకం సోమచ్యుతమాహేతిత్యాహ సోమచ్యుతం ఆహ సోమచ్యుతకం సోమచ్యుతమాహ సోమచ్యుతకం హి సోమచ్యుతమాహ సోమచ్యుతకం హి సోమచ్యుతకం హి సోమచ్యుతకం సోమచ్యుత గృహ్యస్యాస్య హి సోమచ్యుతకం సోమచ్యుత గృహ్యస్య సోమచ్యుతమితి సోమచ్యుతం హ్యస్యాస్య హి హ్యస్య రాధో రాధోస్య హి హ్యస్య రాధ అస్య రాధో రాధోస్యాస్య రాధ ఆ రాధోస్యాస్య రాధ ఆ రాధ ఆ రాధో రాధ ఐత్యేత్యా రాధో రాధ ఐతి ఐత్యేత్యైతి తత్తదేత్యైతి తత్ ఏతి తత్తదేత్యేతి తన్మిత్రస్య మిత్రస్య తదేత్యేతి తన్మిత్రస్య తన్మిత్రస్య మిత్రస్య తత్తన్మిత్రస్య పథా పథా మిత్రస్య తత్తన్మిత్రస్య పథా మిత్రస్య పథా పథా మిత్రస్య మిత్రస్య పథానయ నయ పథా మిత్రస్య మిత్రస్య పథానయ పథానయ నయ పథా పథా నయేతీతి నయ పథా పథా నయేతి నయేదీతి నయ నయేత్యాహేతి నయ నయేత్యాహ ఇత్యాహేతిత్యాహ శాంత్యై శాంత్యా ఆహేతిత్యాహ శాంత్యై ఆహ శాంత్యై శాంత్యా ఆహాహ శాంత్యా అర్థస్య అర్థస్య శాంత్యా ఆహాహ శాంత్యా అర్థస్య శాంత్యా అర్థస్య అర్థస్య శాంత్యై శాంత్యా అర్థస్య పథా పథర్థస్య శాంత్యై శాంత్యా అర్థస్య పథా పథస్య పథా పథర్థస్య అర్థస్య పథా ప్రప్రపథర్థస్య అర్థస్య పథా ప్ర పథా ప్రప్రపథా పథా ప్రేతే తప్రపథా పథా ప్రేత ప్రేతే తప్రప్రేత చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇద ప్రప్రేత చంద్రదక్షిణా చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇదేత చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణ ఇదేత చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇత్యాహేతి చంద్రదక్షిణాశ్చంద్రదక్షిణ ఇత్యాహ చంద్రదక్షిణ ఇది చంద్రదక్షిణ ఇత్యాహేదీత్యాహ సత్యకో సత్యమాహేదీత్యాహ సత్యం ఆహ సత్యకో సత్యమాహాహ సత్యం వై వై సత్యమాహాహ సత్యం వై వై సత్యకో సత్యం వా అర్థమృతం వై సత్యకో సత్యం వా అర్థం వా అర్థమృతం వై వా అర్థగం సత్యేన సత్యేనర్థం వై వా అర్థగం సత్యేన అర్థగం సత్యేన సత్యేనర్థమృతగం సత్యేనైవ సత్యేనర్థమృతగం సత్యేనైవ సత్యేనైవ సత్యేన సత్యేనైవైనా ఏనా ఏవ సత్యేన సత్యేనైవైనా ఏవైనా ఏనా ఏవైవైనా అర్థేనర్థేనైనా ఏవైవైనా అర్థేన ఏనా అర్థేనర్థేనైనా ఏనా అర్థేన వివ్యుర్థేనైనా ఏనా అర్థేన వి అర్థేన వివ్యుర్థేనర్థేన విభజతి భజనవ్యుర్థేనర్థేన విభజతి విభజతి భజతి విభజతి యజ్ఞస్య భజతి విభజతి యజ్ఞస్య భజతి యజ్ఞస్య యజ్ఞస్య భజతి భజతి యజ్ఞస్య పథా పథా యజ్ఞస్య భజతి భజతి యజ్ఞస్య పథా యజ్ఞస్య పథా పథా యజ్ఞస్య యజ్ఞస్య పథా సువిత సువిత పథా యజ్ఞస్య యజ్ఞస్య పథా సువిత పథా సువిత సువిత పథా పథా సువిత నయంతేర్నయంతే సువిత పథా పథా సువిత నయంతే సువిత నయంతేర్నయంతే సువిత సువిత నయంతేరితి నయంతే సువిత సువిత నయంతేరితి నయంతేరితి నయంతేర్నయంతేరిత్యాహే నయంతేర్నయంతేరిత్యాహ ఇత్యాహేదీత్యాహ యజ్ఞస్య యజ్ఞస్యాహేదీత్యాహ యజ్ఞస్య ఆహ యజ్ఞస్య యజ్ఞస్యాహ యజ్ఞస్య హి యజ్ఞస్యాహ యజ్ఞస్య హి యజ్ఞస్య హి యజ్ఞస్య యజ్ఞస్య హ్యేత ఏతా హి యజ్ఞస్య యజ్ఞస్య హ్యేత ఏతా హి హ్యేత పథా పథయితా హి హ్యేత పథా ఏతా పథా పథయితా ఏతా పథాయంతి యంతి పథయితా ఏతా పథాయంతి పథాయంతి యంతి పథా పథాయంతి యజ్జ్యంతి పథా పథాయంతి యత్ యంతియజ్జ్యంతియంతియద్దక్షిణా దక్షిణా యజ్జ్యంతియంతియద్దక్షిణా యద్దక్షిణా దక్షిణా యజ్జ్యద్దక్షిణా బ్రాహ్మణం బ్రాహ్మణం దక్షిణా యజ్జ్యద్దక్షిణా బ్రాహ్మణం దక్షిణా బ్రాహ్మణం బ్రాహ్మణం దక్షిణా దక్షిణా బ్రాహ్మణమద్యాద్యబ్రాహ్మణం దక్షిణా దక్షిణా బ్రాహ్మణమద్య బ్రాహ్మణమద్యాద్యబ్రాహ్మణం బ్రాహ్మణమద్యరాధ్యాసగోరాధ్యాసమద్యబ్రాహ్మణం బ్రాహ్మణమద్యరాధ్యాసం అద్యరాధ్యాసగోరాధ్యాసమద్యాద్యరాధ్యాసమృషిమృషిగోరాధ్యాసమద్యాద్యరాధ్యాసమృషిం రాధ్యాసమృషిమృషిగోరాధ్యాసగోరాధ్యాసమృషిమానుషేయమానుషేయమృషిగోరాధ్యాసగోరాధ్యాసమృషిమానుషేయం ఋషిమానుషేయమానుషేయమృషిమృషిమానుషేయమితీత్యాషేయమృషిమృషిమానుషేయమితి ఆరుషేయమితీత్యాషేయమానుషేయమిత్యాహేత్యాషేయమానుషేయమిత్యాహ ఇత్యాహేదీత్యాహైష ఏష ఆహేదీత్యాహైష ఆహైష ఏష ఆహ హైషవై వా ఏష ఆహ హైషవై ఏష వై వా ఏష ఏష వై బ్రాహ్మణో బ్రాహ్మణో వా ఏష ఏష వై బ్రాహ్మణ వై బ్రాహ్మణో బ్రాహ్మణో వై వై బ్రాహ్మణ అర్షిరుషిర్బ్రాహ్మణో వై వై బ్రాహ్మణ అర్షి బ్రాహ్మణ అర్షిరుషిర్బ్రాహ్మణో బ్రాహ్మణ అషిరారుషేయ ఆరుషేయ అషిర్బ్రాహ్మణో బ్రాహ్మణ అషిరారుషేయ అషిరారుషేయ ఆరుషేయ అర్షిరుషిరారుషేయో యోయ ఆరుషేయ అర్షిరుషిరారుషేయోయ ఆరుషేయో యోయ ఆరుషేయ ఆరుషేయో శుశ్రువాన్ శుశ్రువానుయ ఆరుషేయ ఆరుషేయో శుశ్రువాన్ యశుశ్రువాన్ శుశ్రువానుయో యశుశ్రువాన్ తస్మాత్ తస్మాత్ శుశ్రువానుయో యశుశ్రువాన్ తస్మాత్ శుశ్రువాన్ తస్మాత్ తస్మాత్ శుశ్రువాన్ శుశ్రువాన్ తస్మాదేవమేవం తస్మాత్ శుశ్రువాన్ శుశ్రువాన్ తస్మాదేవం తస్మాదేవమేవం తస్మాత్ తస్మాదేవమాహైవం తస్మాత్ తస్మాదేవమాహ ఏవమాహైవమేవమాహ విద్యా హైవమేవమాహవి ఆహ విద్యాహ హవిశువస్సు వర్గ్యాహ హవిశువ విశువస్సు వర్మి విశువ పశ్య పశ్యసు వర్మి విశువ పశ్య శువః పశ్య పశ్యసు వస్సు పశ్య విశ్యసు వస్సు పశ్యమి పశ్య విశ్య పశ్యవ్యంతరిక్షమంతరిక్షం వివశ్య పశ్యవ్యంతరిక్షం వ్యంతరిక్షమంతరిక్షం వివ్యంతరిక్షమిదిక్షం వివ్యంతరిక్షమితి అంతరిక్షమిదిక్షమంతరిక్షమిత్యాహేత్యంతరిక్షమంతరిక్షమిత్యాహ ఇత్యాహేదీత్యాహ సువర్గగోసువర్గమాహేదీత్యాహ సువర్గం ఆహ సువర్గగుం సువర్గమాహ సువర్గమేవైవ సువర్గమాహ సువర్గమేవ సువర్గమేవైవ సువర్గగుం సువర్గమేవైనమేనమేవ సువర్గగుం సువర్గమేవైనం సువర్గమితి సువర్గం ఏవైనమేనమేవైవైనం లోకం లోకమేనమేవైవైనం లోకం ఏనం లోకం లోకమేనమేనం లోకం గమయతి గమయతి లోకమేనమేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి యతస్వయతస్వ గమయతి లోకం లోకం గమయతి యతస్వ గమయతేతస్వరితస్వ గమయతి గమయతేతస్వ సదస్యై సదస్యైర్యతస్వ గమయతి గమయతేతస్వ సదస్యై యదస్వ సదస్యైస్వదస్యైర్యదస్వయదస్వ సదస్యైరితీతి సదస్యైర్యదస్వయదస్వ సదస్యైరితి సదస్యైరితీతి సదస్యైస్వదస్యైరిత్యాహేతి సదస్యైస్వదస్యైరిత్యాహ ఇత్యాహేదీత్యాహ మిత్రత్వాయ మిత్రత్వాయాహేదీత్యాహ మిత్రత్వాయ ఆహమిత్రత్వాయ మిత్రత్వాయ ఆహమిత్రత్వాయాస్మద్దాత్రా అస్మద్దాత్రా మిత్రత్వాయాహమిత్రత్వాయాస్మద్దాత్రా మిత్రత్వాయాస్మద్దాత్రా అస్మద్దాత్రా మిత్రత్వాయ మిత్రత్వాయాస్మద్దాత్రా దేవత్రా దేవత్రాస్మద్దాత్రా మిత్రత్వాయ మిత్రత్వాయాస్మద్దాత్రా దేవత్రా మిత్రత్వాయేతి మిత్రత్వాయ అస్మద్దాత్రా దేవత్రా దేవత్రాస్మద్దాత్రా అస్మద్దాత్రా దేవత్రా గచ్చత గచ్చత దేవత్రాస్మద్దాత్రా అస్మద్దాత్రా దేవత్రా గచ్చత అస్మద్దాత్రా ఇత్యస్మద్దాత్రా దేవత్రా గచ్చత గచ్చత దేవత్రా దేవత్రా గచ్చత మధుమతీర్మధుమతీర్గచ్చత దేవత్రా దేవత్రా గచ్చత మధుమతీ దేవత్రేది దేవాత్రా గచ్చత మధుమతేర్మధుమతేర్గచ్చత గచ్చత మధుమదే ప్రదాతారం ప్రదాతారం మధుమతేర్గచ్చత గచ్చత మధుమదే ప్రదాతారం మధుమదే ప్రదాతారం ప్రదాతారం మధుమతేర్మధుమతే ప్రదాతారమా ప్రదాతారం మధుమతేర్మధుమతే ప్రదాతారమా మధుమతేరిది మధుమతీ ప్రదాతారమా ప్రదాతారం ప్రదాతారమా విశత విశత ప్రదాతారం ప్రదాతారమా విశత ప్రదాతారమిది ప్రదాతారం ఆవిశత విశత విశతేతీతి విశత విశతేతి విశతేతీతి విశత విశతేత్యాహేతి విశత విశతేత్యాహ ఇత్యాహేతీత్యాహ వయం వయమాహేతీత్యాహ వయం ఆహ వయం వయమాహాహ వయమిహేహ వయమాహాహ వయమిహ వయమిహేహ వయం వయమిహ ప్రదాతార ప్రదాతార ఇహ వయం వయమిహ ప్రదాతార ఇహ ప్రదాతార ప్రదాతార ఇహేహ ప్రదాతారస్మ స్మ ప్రదాతార ఇహేహ ప్రదాతారస్మ ప్రదాతారస్మ స్మ ప్రదాతార ప్రదాతారస్మోస్మానస్మాన్ స్మ ప్రదాతార ప్రదాతారస్మోస్మాన్ ప్రదాతార ఇది ప్రదాతార స్మోస్మానస్మాన్ స్మ స్మోస్మానముత్రాముత్రాస్మాన్ స్మ స్మోస్మానముత్ర అస్మానముత్రాముత్రాస్మానస్మానముత్ర మధుమతేర్మధుమతేరముత్రాస్మానస్మానముత్ర మధుమతీ అముత్ర మధుమతేర్మధుమతేరముత్ర మధుమతేరా మధుమతీరముత్రాముత్ర మధుమతీరా మధుమతీరా మధుమతేర్మధుమతేరా విశత విశత మధుమతేర్మధుమతేరా విశత మధుమతేరిది మధుమతీ ఆ విశత విశత విశతేతీతి విశత విశతేతి విశతేతీతి విశత విశతేతి వావేతి విశత విశతేతి వావేతీతి వావైతదేతద్వావేతీతి వావైతత్ వావైతదేతద్వావైతదాహైతద్వావైతదాహైతదేతదాహిరణ్యగోహిరణ్యమాహైతదేతదాహిరణ్యం ఆహిరణ్యగోహిరణ్యమాహిరణ్యం దదాతి దదాతి హిరణ్యమాహిరణ్యం దదాతి హిరణ్యం దదాతి దదాతి హిరణ్యగోహిరణ్యం దదాతి జ్యోతిర్జ్యోతిర్దదాతి హిరణ్యగోహిరణ్యం దదాతి జ్యోతిః దదాతి జ్యోతిర్జ్యోతిర్దదాతి దదాతి జ్యోతిర్వై వై జ్యోతిర్దదాతి దదాతి జ్యోతిర్వై జ్యోతిర్వై వై జ్యోతిర్జ్యోతిర్వై హిరణ్యగోహిరణ్యం వై జ్యోతిర్జ్యోతిర్వై హిరణ్యం వై హిరణ్యగోహిరణ్యం వై వై హిరణ్యం జ్యోతిర్జ్యోతిర్హిరణ్యం వై వై హిరణ్యం జ్యోతిః హిరణ్యం జ్యోతిర్జ్యోతిర్హిరణ్యగోహిరణ్యం జ్యోతిరేవైవ జ్యోతిర్హిరణ్యగోహిరణ్యం జ్యోతిరేవ జ్యోతిరేవైవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాదేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే సువర్గస్య సువర్గస్య ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే సువర్గస్య ధత్తే సువర్గస్య సువర్గస్య ధత్తే ధత్తే సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య ధత్తే ధత్తే సువర్గస్య లోకస్య స్వర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యై సువర్గస్యేతి సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్యా అగ్నిధేగ్నిధేనుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్యా అగ్నిధే అనుఖ్యాత్యా అగ్నిధేగ్నిధేనుఖ్యాత్యా అనుఖ్యాత్యా అగ్నిధే దదాతి దదాత్యగ్నిధేనుఖ్యాత్యా అనుఖ్యాత్యా అగ్నిధే దదాతి అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై అగ్నిధే దదాతి దదాత్యగ్నిధేగ్నిధే దదాత్యగ్నిముఖాన్ అగ్నిముఖాన్ దదాత్యగ్నిధేగ్నిధే దదాత్యగ్నిముఖాన్ అగ్నిరైత్యగ్ని ఇదే దాచిగ్నిముఖానగ్నిముఖాన్ దాచిగ్నిముఖానేవైవాగ్నిముఖాన్ దాచిగ్నిముఖానేవ అగ్నిముఖానేవైవాగ్నిముఖానగ్నిముఖానేవర్తో నృతో నేవాగ్నిముఖానగ్నిముఖానేవర్తోన్ అగ్నిముఖానిత్యగ్ని ముఖాను ఏవర్తో నృతో నేవైవర్తోంద్రీణాది ప్రీణాచ్యుతో నేవైవర్తోంద్రీణాది హృతోంద్రీణాది ప్రీణాచ్యుతో నృతోంద్రీణాది బ్రహ్మణే బ్రహ్మణే ప్రీణాచ్యుతో నృతోంద్రీణాది బ్రహ్మణే ప్రీణాది బ్రహ్మణే బ్రహ్మణే ప్రీణాది ప్రీణాది బ్రహ్మణే దదాది దదాది బ్రహ్మణే ప్రీణాది ప్రీణాది బ్రహ్మణే దదాది బ్రహ్మణే దదాది దదాది బ్రహ్మణే బ్రహ్మణే దదాది ప్రసూర్చి ప్రసూర్చి దదాది బ్రహ్మణే బ్రహ్మణే దదాది ప్రసూర్చి దదాది ప్రసూర్చి ప్రసూర్చి దదాది దదాది ప్రసూర్చి హోత్రే హోత్రే ప్రసూర్చి దదాది దదాది ప్రసూర్చి హోత్రే ప్రసూర్చి హోత్రే హోత్రే ప్రసూర్చి ప్రసూర్చి హోత్రే దదాది దదాది హోత్రే ప్రసూర్చి ప్రసూర్చి హోత్రే దదాది ప్రసూచ్యా ప్రాసూచి హోత్రే దదాది దదాది హోత్రే హోత్రే దదాత్మాత్మా దదాది హోత్రే హోత్రే దదాత్మాత్మాత్మా దదాది దదాత్మా వైవ ఆత్మా దదాది దదాత్మా వై ఆత్మా వైవ ఆత్మాత్మా వాష వా ఆత్మాత్మా వాష వైవ ఏష యజ్ఞస్ వైవ ఏష యజ్ఞస్ ఏష యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ యజ్ఞస్ ఆత్మానమాత్మానమేవ యజ్ఞస్య ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణాభిర్యజ్ఞస్యైవైవ యజ్ఞస్య దక్షిణాభిః యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణాభిర్యజ్ఞస్య యజ్ఞస్య దక్షిణాభిస్సగోసం దక్షిణాభిర్యజ్ఞస్య యజ్ఞస్య దక్షిణాభిస్సం దక్షిణాభిస్సగుంసం దక్షిణాభిర్దక్షిణాభిస్సమర్థయత్యర్థైతసం దక్షిణాభిర్దక్షిణాభిస్సమర్థయతి సమర్థయత్యర్థైతసగుంసమర్థయతి సమిష్టయజోగుంషి జుహోతి జుహోతి సమిష్టయజోగుంషి సమిష్టయజోగుంషి జుహోతి యజ్ఞస్య యజ్ఞస్య జుహోతి సమిష్టయజోగుంషి సమిష్టయజోగుంషి జుహోతి యజ్ఞస్య సమిష్టయజోగుంషీతి సమిష్టయజోగుంషి జుహోతి యజ్ఞస్య యజ్ఞస్య జుహోతి జుహోతి యజ్ఞస్య సమిష్టి సమిష్టి యజ్ఞస్య జుహోతి జుహోతి యజ్ఞస్య సమిష్టి యజ్ఞస్య సమిష్టి సమిష్టి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టి యజ్ఞత్ సమిష్టి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టి యజ్ సమిష్టి యజ్ఞత్ సమిష్టి సమిష్టి యద్వై వై యత్ సమిష్టి సమిష్టి యద్వై సమిష్ట్యా ఇది సమిష్టి యద్వై వై యద్వై యజ్ఞస్య యజ్ఞస్య వై యద్వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య క్రోరం క్రోరం యజ్ఞస్య వై వై యజ్ఞస్య క్రోరం యజ్ఞస్య క్రోరం క్రోరం యజ్ఞస్య యజ్ఞస్య క్రోరం యద్యత్ క్రోరం యజ్ఞస్య యజ్ఞస్య క్రోరం యద్ క్రోరం యద్యత్ క్రోరం క్రోరం యదతిష్టం విలిష్టం యత్ క్రోరం క్రోరం యద్విలిష్టం యద్విలిష్టం విలిష్టం యద్యద్విలిష్టం యద్యద్విలిష్టం యద్యద్విలిష్టం యద్ విలిష్టం యద్యద్విలిష్టం విలిష్టం యదత్యేత్యేది యద్విలిష్టం విలిష్టం యదత్యేది విలిష్టమిది విలిష్టం యదత్యేత్యేది యద్యదత్యేది యజ్ఞదత్యేది యద్యదత్యేది యద్ అత్యేది యద్యదత్యేత్యేది యన్న యదత్యేత్యేది యన్న అత్యేదీత్యది ఏది యన్న యద్యన్నాత్యేత్యేది నయద్యన్నాత్యేది నాచ్యేత్యేదిన నాచ్యేది యద్యదత్యేదిన నార్యేది యద్ అత్యేది యద్యదత్యేత్యేది యదతి కరోత్యది కరోతి యదత్యేత్యేది యదతి కరోతి అత్యేదీత్యది ఏది యదతి కరోత్యది కరోతి యద్యదతి కరోతి యద్యదతి కరోతి యద్యదతి కరోతి యద్ అతి కరోతి యజ్ఞతి కరోత్యతి కరోతి ఎన్నన యదతి కరోత్యతి కరోతి ఎన్న అతి కరోతీత్యతి కరోతి ఎన్నన యజ్ఞన్నాప్య వినయజ్ఞన్నాపి నాప్య విననాపి కరోతి కరోత్య విననాపి కరోతి అపి కరోతి కరోత్యప్యపి కరోతి తత్తత్ కరోత్యప్యపి కరోతి తద్ కరోతి తత్తత్ కరోతి కరోతి తదేవైవ తత్ కరోతి కరోతి తదేవ తదేవైవ దత్త దేవతైస్తైరేవ దత్త దేవతైః దేవతైస్తైరేవైవ తైః ప్రీణాది ప్రీణాది తైరేవైవ తైః ప్రీణాది తైః ప్రీణాది ప్రీణాది తైస్తైః ప్రీణాది నవ నవ ప్రీణాది తైస్తైః ప్రీణాది నవ ప్రీణాది నవ నవ ప్రీణాది ప్రీణాది నవ జుహోతి జుహోతి నవ ప్రీణాది ప్రీణాది నవ జుహోతి నవ జుహోతి జుహోతి నవ నవ జుహోతి నవ నవ జుహోతి నవ నవ జుహోతి నవ జుహోతి నవ నవ జుహోతి జుహోతి నవ వై వై నవ జుహోతి జుహోతి నవ వై నవ వై వై నవ నవ వై పురుషే పురుషే వై నవ నవ వై పురుషే వై పురుషే పురుషే వై వై పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే వై వై పురుషే ప్రాణాః పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే పురుషే ప్రాణాః పురుషేణ పురుషేణ ప్రాణాః పురుషే పురుషే ప్రాణాః పురుషేణ ప్రాణాః పురుషేణ పురుషేణ ప్రాణాః ప్రాణాః పురుషేణ యజ్ఞో యజ్ఞః పురుషేణ ప్రాణాః ప్రాణాః పురుషేణ యజ్ఞః ప్రాణా ఇది ప్రాణాః పురుషేణ యజ్ఞో యజ్ఞః పురుషేణ పురుషేణ యజ్ఞః సంవితః సంవితో యజ్ఞః పురుషేణ పురుషేణ యజ్ఞః సంవితః యజ్ఞః సంవితః సంవితో యజ్ఞో యజ్ఞః సంవితో యావాన్ యావాన్ సంవితో యజ్ఞో యజ్ఞః సంవితో యావాన్ సంవితో యావాన్ యావాన్ సంవితః సంవితో యావానేవ యావాన్ సంవితః సంవితో యావానేవ సంవిత ఇతి సంవితః యావానేవ యావాన్ యావానేవ యజ్ఞో యజ్ఞరేవ యావాన్ యావానేవ యజ్ఞః ఏవ యజ్ఞో యజ్ఞ ఏవైవ యజ్ఞస్తంతం యజ్ఞ ఏవైవ యజ్ఞస్తం యజ్ఞస్తంతం యజ్ఞో యజ్ఞస్తం ప్రీణాది ప్రీణాదితం యజ్ఞో యజ్ఞస్తం ప్రీణాది తం ప్రీణాది ప్రీణాదితం తం ప్రీణాది షట్ షట్ ప్రీణాదితం తం ప్రీణాది షట్ ప్రీణాది షట్ షట్ ప్రీణాది ప్రీణాది షడుర్మియాన్ యజ్ఞయాని షట్ ప్రీణాది ప్రీణాది షడుర్మియాని షడుర్మియాన్ యజ్ఞయాని షట్ షడుర్మియాని జుహోతి జుహోత్యుర్మియాని షట్ షడుర్మియాని జుహోతి యజ్ఞయాని జుహోతి జుహోత్యుర్మియాన్ యజ్ఞయాని జుహోతి షట్ షట్ జుహోత్యుర్మియాన్ యజ్ఞయాని జుహోతి షట్ జుహోతి షట్ షట్ జుహోతి జుహోతి షడ్వై వై షట్ జుహోతి జుహోతి షడ్వై షడ్వై వై షట్ షడ్వా అర్థవ అర్థవో వై షట్ షడ్వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ అర్థో నృతో నృతవో వై వా అర్థవ అర్థూన్ అర్థవ అర్థో నృతో నృతవ అర్థవ అర్థూనే వై వర్తో నృతవ అర్థవ అర్థూనేవ అర్థో నేవై వర్తో నృతో నేవ ప్రీణాది ప్రీణాత్యే వర్తో నృతో నేవ ప్రీణాది ఏవ ప్రీణాది ప్రీణాత్యేవైవ ప్రీణాది త్రీణి త్రీణి ప్రీణాత్యేవైవ ప్రీణాది త్రీణి ప్రీణాది త్రీణి త్రీణి ప్రీణాది ప్రీణాది త్రీణి యజోగుంషి యజోగుంషి త్రీణి ప్రీణాది ప్రీణాది త్రీణి యజోగుంషి త్రీణి యజోగుంషి యజోగుంషి త్రీణి త్రీణి యజోగుంషత్రయస్త్రయో యజోగుంషి త్రీణి త్రీణి యజోగుంషత్రయ యజోగుంషత్రయస్త్రయో యజోగుంషి యజోగుంషత్రయ ఇమ ఇమే త్రయో యజోగుంషి యజోగుంషత్రయ ఇమే త్రయ ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఇమాన్ ఇమాన్ లోకా ఇమ ఇమే లోకా ఇమాన్ లోకా ఇమాన్ ఇమాన్ లోకా లోకా ఇమానేవ ఇమేమాన్ లోకా లోకా ఇమానేవ ఇమానేవ ఇవేమాన్ ఇమానేవ లోకాన్ లోకానేవేమాన్ ఇమానేవ లోకాన్ ఏవ లోకాన్ లోకానేవైవ లోకాన్ ప్రీణాది ప్రీణాది లోకానేవైవ లోకాన్ ప్రీణాది లోకాన్ ప్రీణాది ప్రీణాది లోకాన్ లోకాన్ ప్రీణాది యజ్ఞ యజ్ఞ ప్రీణాది లోకాన్ లోకాన్ ప్రీణాది యజ్ఞ ప్రీణాది యజ్ఞ యజ్ఞ ప్రీణాది ప్రీణాది యజ్ఞ యజ్ఞం యజ్ఞం యజ్ఞ ప్రీణాది ప్రీణాది యజ్ఞ యజ్ఞం యజ్ఞ యజ్ఞం యజ్ఞం యజ్ఞ యజ్ఞ యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞం యజ్ఞ యజ్ఞ యజ్ఞం గచ్చ యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ యజ్ఞపదిం యజ్ఞపదిం గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చ యజ్ఞపదిం యజ్ఞపదిం గచ్చ గచ్చ యజ్ఞపదిం గచ్చ గచ్చ యజ్ఞపదిం గచ్చ గచ్చ యజ్ఞపదిం గచ్చ యజ్ఞపదిం గచ్చ గచ్చ యజ్ఞపదిం యజ్ఞపదిం గచ్చేది ఇది గచ్చ యజ్ఞపదిం యజ్ఞపదిం గచ్చేది యజ్ఞపదిమిది యజ్ఞపదిం గచ్చేది ఇది గచ్చ గచ్చేత్యాహేతి గచ్చ గచ్చేత్యాహ ఇత్యాహేదీత్యాహ యజ్ఞపదిం యజ్ఞపదిమాహేదీత్యాహ యజ్ఞపదిం ఆహ యజ్ఞపదిం యజ్ఞపదిమాహాహ యజ్ఞపదిమేవైవ యజ్ఞపదిమాహాహ యజ్ఞపదిమేవ యజ్ఞపదిమేవైవ యజ్ఞపదిం యజ్ఞపదిమేవైనమేనమేవ యజ్ఞపదిం యజ్ఞపదిమేవైనం యజ్ఞపదిమితి యజ్ఞపదిం ఏవైనమేనమేవైనం గమయతి గమయత్యేనమేవైనం గమయతి ఏనం గమయతి గమయత్యేనమేనం గమయతి స్వాగు స్వాం గమయత్యేనమేనం గమయతి స్వాం గమయతి స్వాగు స్వాం గమయతి గమయతి స్వాయోనియోనిగ్గుస్వాం గమయతి గమయతి స్వాయోని స్వాయోనియోనిగ్గుస్వాగు స్వాయోనింగచ్చ గచ్చ యోనిగ్గుస్వాగు స్వాయోనింగచ్చ యోనింగచ్చ గచ్చ యోనియోనింగచ్చేదీతి గచ్చ యోనియోనింగచ్చేది గచ్చేదీతి గచ్చ గచ్చేత్యాహేతి గచ్చ గచ్చేత్యాహ ఇత్యాహేదీత్యాహ స్వాగు స్వామాహేదీత్యాహ స్వాం ఆహ స్వాగు స్వామాహ స్వామేవైవ స్వామాహ స్వామేవ స్వామేవైవ స్వాగు స్వామేవైనమేనమేవ స్వాగు స్వామేవైనం

ఇది సస ఇది సహ హస ఇది సహ సహ హస సహో వాచో వాచ హస సహో వాచ హో వాచో వాచ హో వాచ యజ్ఞపతో యజ్ఞపతాబువాచ హో వాచ యజ్ఞపతో వాచ యజ్ఞపతో యజ్ఞపతాబువాచో వాచ యజ్ఞపతావితి యజ్ఞపతాబువాచో వాచ యజ్ఞపతావితి యజ్ఞపతావితి యజ్ఞపతో యజ్ఞపతావితి సత్యాత్ సత్యాది యజ్ఞపతో యజ్ఞపతావితి సత్యాత్ యజ్ఞపతావితి యజ్ఞాపతో ఇది సత్యాత్ సత్యాది సత్యాద్వై వై సత్యాది సత్యాద్వై సత్యాద్వై వై సత్యాత్ సత్యాద్వై సంజయా సృంజయా వై సత్యాత్ సత్యాద్వై సంజయా వై సృంజయా సృంజయా వై వై సృంజయా పరా పరా సృంజయా వై వై సృంజయా పరా సృంజయా పరా పరా సృంజయా సృంజయా పరా బభోవర్పభోవః పరా సృంజయా సృంజయా పరా బభోవః పరా బభోవర్పభోవః పరా పరా బభోవరితి బభోవః పరా పరా బభోవరితి బభోవరితి బభోవర్పభోవరితి హహేతి బభోవర్పభోవరితి హ ఇతి హహేతి హోవాచో వాచ హేతి హోవాచ హోవాచో వాచ హోవాచ యజ్ఞే యజ్ఞ ఉవాచ హోవాచ యజ్ఞే ఉవాచ యజ్ఞే యజ్ఞ ఉవాచో వాచ యజ్ఞే వావ వావ యజ్ఞ ఉవాచో వాచ యజ్ఞే వావ యజ్ఞే వావ వావ యజ్ఞే యజ్ఞే వావ యజ్ఞో యజ్ఞో వావ యజ్ఞే యజ్ఞే వావ యజ్ఞ వావ యజ్ఞో యజ్ఞో వామ వామ యజ్ఞ ప్రతిష్టాప్య ప్రతిష్టాప్యో యజ్ఞో వామ వామ యజ్ఞ ప్రతిష్టాప్య యజ్ఞ ప్రతిష్టాప్య ప్రతిష్టాప్యో యజ్ఞో యజ్ఞ ప్రతిష్టాప్య ఆసీరాసీత్ ప్రతిష్టాప్యో యజ్ఞో యజ్ఞ ప్రతిష్టాప్య ఆసీర్ ప్రతిష్టాప్య ఆసీరాసీత్ ప్రతిష్టాప్య ప్రతిష్టాప్య ఆసీత్ యజమానస్ యజమానస్యాసీత్ ప్రతిష్టాప్య ప్రతిష్టాప్య ఆసీత్ యజమానస్ ప్రతిష్టాప్య ఇది ప్రతిష్టాప్య ఆసీద్యజమానస్యేజమానస్యాసీదాసీద్యజమానస్యాపరాభావాయాపరాభావాయేజమానస్యాపరాభావాయేత్యపరాభావాయేతిత్యపరాభావాయేజమానస్యేజమానస్యాపరాభావాయేతి అపరాభావాయేతిత్యపరాభావాయాపరాభావాయేతి దేవా దేవా ఇత్యపరాభావాయాపరాభావాయేతి దేవాః అపరాభావాయేత్యపరాభావాయ ఇది దేవా దేవా ఇది దేవా గాతు విదో గాతు విదో దేవా ఇది దేవా గాతు విదః దేవా గాతు విదో గాతు విదో దేవా దేవా గాతు విదో గాతు విత్వా విత్వా గాతు విదో గాతు విదో గాతు విత్వా గాతు విద ఇది గాతు విదః గాతు విత్వా విత్వా గాతు గాతు విత్వా గాతు గాతు గాతు విత్వా గాతు విత్వా గాతు గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాతు విత్వా గాత యజ్ఞం యజ్ఞమేవైవయజ్ఞం ప్రతి ప్రతియజ్ఞమేవైవయజ్ఞం ప్రతి యజ్ఞం ప్రతి ప్రతియజ్ఞం యజ్ఞం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతియజ్ఞం యజ్ఞం ప్రతిష్టాపయతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి యజమానస్యజమానస్య స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి యజమానస్య స్థాపయతి యజమానస్యజమానస్య స్థాపయతి స్థాపయతి యజమానస్యాపరాభావాయాపరాభావాయ యజమానస్య స్థాపయతి స్థాపయతి యజమానస్యాపరాభావాయ యజమానస్యాపరాభావాయాపరాభావాయ యజమానస్యజమానస్యాపరాభావాయ అపరాభావాయేత్యపరాభావాయ ఏకహాయనాదిత్యేకహాయనాత్ ఏనః కరోతి కరోత్యేన ఏనః కరోతి తత్తత్ కరోత్యేన ఏనః కరోతి తత్ కరోతి తత్తత్ కరోతి కరోతి తదేవైవ తత్ కరోతి కరోతి తదేవ తదేవైవ దత్త దేవతైస్తైరేవ దత్త దేవతైః దేవతైస్తైరేవైవతైరవావతైరేవైవతైరవ తైరవావతైస్తైరవ యజతే యజతే వతైస్తైరవ యజతే అవయజతే యజతే వావయజతే పోపో యజతే వావయజతేప యజతే పోపో యజతే యజతే పోమభృతమభృతమపో యజతే యజతే పోమభృతం అపోమభృతమభృతమపో పోమభృతమవావామభృతమపో పోమభృతమవ అవభృతమవావామభృతమవభృతమవైత్యేత్యవామభృతమవభృతమవైతి అవభృతమిత్యవాభృతం అవైత్యేత్యవావైత్యప్స్వా అప్స్వేత్యవావైత్యప్సు ఏత్యప్స్వా అప్స్వేత్యేత్యప్సు వై వా అప్స్వేత్యేత్యప్సు వై అప్సు వై వా అప్సప్సు వై వరుణో వరుణో వా అప్సప్సు వై వరుణ అప్స్విత్యభూషు వై వరుణో వరుణో వై వై వరుణ సాక్షాత్ సాక్షాత్ వరుణో వై వై వరుణ సాక్షాత్ వరుణ సాక్షాత్ సాక్షాత్ వరుణో వరుణ సాక్షాదేవైవ సాక్షాత్ వరుణో వరుణ సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ వరుణం వరుణమేవ సాక్షాత్ సాక్షాదేవ వరుణం సాక్షాదితి సాక్షాద్ ఏవ వరుణం వరుణమేవైవ వరుణమవావ వరుణమేవైవ వరుణమవ వరుణమవావ వరుణం వరుణమవ యజతే యజతే వరుణం వరుణమవ యజతే అవయజతే యజతే వావయజతే వర్త్మనా వర్త్మనా యజతే వావయజతే వర్త్మనా యజతే వర్త్మనా వర్త్మనా యజతే యజతే వర్త్మనా వై వై వర్త్మనా యజతే యజతే వర్త్మనా వై వర్త్మనా వై వై వర్త్మనా వర్త్మనా వా అన్విత్యాన్విత్య వై వర్త్మనా వర్త్మనా వా అన్విత్య వా అన్విత్యాన్విత్య వై వా అన్విత్య యజ్ఞం యజ్ఞమన్విత్య వై వా అన్విత్య యజ్ఞం అన్విత్య యజ్ఞం యజ్ఞమన్విత్యాన్విత్య యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞమన్విత్యాన్విత్య యజ్ఞగో రక్షాగుంసి అన్విత్యేత్యను ఇత్య యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుంసి దిఘాగుంసంతి దిఘాగుంసంతి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుంసి దిఘాగుంసంతి రక్షాగుంసి దిఘాగుంసంతి దిఘాగుంసంతి రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంతి సాంనా సాంనా దిఘాగుంసంతి రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంతి సాంనా జిఘాగుంసంతి సాంనా సాంనా జిఘాగుంసంతి జిఘాగుంసంతి సాంనా ప్రస్తోత ప్రస్తోత సాంనా జిఘాగుంసంతి జిఘాగుంసంతి సాంనా ప్రస్తోత సాంనా ప్రస్తోత ప్రస్తోత సాంనా సాంనా ప్రస్తోతాన్వైత్యన్వైతి ప్రస్తోత సాంనా సాంనా ప్రస్తోతాన్వైతి ప్రస్తోతాన్వైత్యన్వైతి ప్రస్తోత ప్రస్తోతాన్వైతి సామ సామాన్వైతి ప్రస్తోత ప్రస్తోతాన్వైతి సామ ప్రస్తోతేతి ప్రాస్తోత అన్వవైతి సామ సామాన్వవై ఈత్యన్వవైతి సామవై వై సామాన్వవై ఈత్యన్వవైతి సామవై అన్వవైతీత్యను అవైతి సామవై వై సామ సామ వైరక్షోహ రక్షోహ వై సామ సామ వైరక్షోహ వైరక్షోహ రక్షోహ వై వైరక్షోహ రక్షసాగో రక్షసాగో రక్షోహ వై వైరక్షోహ రక్షసాం రక్షోహ రక్షసాగో రక్షసాగో రక్షోహ రక్షోహ రక్షసామపహత్యాపహత్యై రక్షసాగో రక్షోహ రక్షోహ రక్షసామపహత్యై రక్షోహేతి రక్షసామపహత్యాపహత్యై రక్షసాగో రక్షసామపహత్యై త్రిస్త్రిరపహత్యై రక్షసాగో రక్షసామపహత్యై త్రి అపహత్యై త్రిస్త్రిరపహత్యాపహత్యై త్రిర్నిధనం నిధనం త్రిరపహత్యాపహత్యై త్రిర్నిధనం అపహత్యా ఇత్యపహత్యై త్రిర్నిధనం నిధనం త్రిస్త్రిర్నిధనముకోప నిధనం త్రిస్త్రిర్నిధనముప నిధనముకోప నిధనం నిధనముపైత్యేత్యుప నిధనం నిధనముపైతి నిధనమిధనం ఉపైత్యేత్యుపోపైది త్రయస్త్రయ ఏత్యుపోపైది త్రయ ఏది త్రయస్త్రయ ఏత్యేది త్రయ ఇమ ఇమే త్రయ ఏత్యేది త్రయ ఇమే త్రయ ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకాః ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏభ్య ఏభ్యో లోకా ఇమ ఇమే లోకా ఏభ్య లోకా ఏభ్య ఏభ్యో లోకా లోకా ఏభ్య ఏవై వైభ్యో లోకా లోకా ఏభ్య ఏవ ఏభ్య ఏవై వైభ్య ఏభ్య ఏవ లోకేభ్యో లోకేభ్య ఏవైభ్య ఏభ్య ఏవ లోకేభ్య ఏవ లోకేభ్యో లోకేభ్య ఏవైవ లోకేభ్యో రక్షాగుంసి రక్షాగుంసి లోకేభ్య ఏవైవ లోకేభ్యో రక్షాగుంసి లోకేభ్యో రక్షాగుంసి రక్షాగుంసి లోకేభ్యో లోకేభ్యో రక్షాగస్య పాపరక్షాగుంసి లోకేభ్యో లోకేభ్యో రక్షాగస్య రక్షాగస్య పాపరక్షాగుంసి రక్షాగస్య పహంతి హంత్య పరక్షాగుంసి రక్షాగస్య పహంతి అపహంతి హంత్య పాపహంతి పురుష పురుష పురుష పురుషో హంత్య పాపహంతి పురుష పురుష హంతి పురుష పురుష పురుష పురుషో హంతి హంతి పురుష పురుషో నిధనం నిధనం పురుష పురుషో హంతి హంతి పురుష పురుషో నిధనం పురుష పురుషో నిధనం నిధనం పురుష పురుష పురుష పురుషో నిధనముప నిధనం పురుష పురుష పురుష పురుషో నిధనముప పురుష పురుష ఇది పురుష పురుష నిధనముప నిధనం నిధనముపైచ్యుప నిధనం నిధనముపైతి నిధనమిది నిధనం ఉపైచ్యేచ్యుపోపైతి పురుష పురుష పురుష పురుష ఏచ్యుపోపైతి పురుష పురుష ఏది పురుష పురుష పురుష పురుష ఏచ్యేది పురుష పురుషోహి పురుష పురుష ఏచ్యేది పురుష పురుషోహి పురుష పురుషోహి పురుష పురుష పురుష పురుషోహి రక్షస్వీ రక్షస్వీ పురుష పురుష పురుష పురుషోహి రక్షస్వీ పురుష పురుష ఇది పురుష పురుష రక్షస్వీ రక్షస్వీ రక్షస్వీ రక్షసాగో రక్షసాగో రక్షస్వీ రక్షస్వీ రక్షసా రక్షస్వీ రక్షసాగో రక్షసాగో రక్షస్వీ రక్షస్వీ రక్షసామపహత్యాపహత్యే రక్షసాగో రక్షస్వీ రక్షస్వీ రక్షసామపహత్యే రక్షసామపహత్యాపహత్యే రక్షసాగో రక్షసామపహత్యా ఉరుమురుమపహత్యే రక్షసాగో రక్షసామపహత్యా ఉరుమ్ అపహత్యా ఉరుమురుమపహత్యాపహత్యా ఉరుగోహిష్యురుమపహత్యాపహత్యా ఉరుగోహి అపహత్యా ఇత్యపాహత్రీ ఉరుగుంహి హ్యురుమురుగుంహి రాజా రాజా హ్యురుమురుగుంహి రాజా రాజా రాజా హి రాజా వరుణో వరుణో రాజా హి రాజా వరుణ రాజా వరుణో వరుణో రాజా రాజా వరుణశ్చకార చకార వరుణో రాజా రాజా వరుణశ్చకార వరుణశ్చకార చకార వరుణో వరుణశ్చకారేతి చకార వరుణో వరుణశ్చకారేతి చకారేతి చకార చకారేత్యాహేతి చకార చకారేత్యాహ ఇత్యాహేతిత్యాహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహేతిత్యాహ ప్రతిష్ఠిత్యై ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహ ప్రతిష్ఠిత్యై శతకం శతం ప్రతిష్ఠిత్యా ఆహ ప్రతిష్ఠిత్యై శతం ప్రతిష్ఠిత్యై శతకం శతం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై శతం దేతే శతం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై శతం దే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై శతం దేతే శతకం శతం దే రాజన్ రాజన్ దే శతకం శతం దే రాజన్ తే రాజన్ రాజన్ దేతే రాజన్ భిషజో భిషజో రాజన్ దేతే రాజన్ భిషజ రాజన్ భిషజో భిషజో రాజన్ రాజన్ భిషజ సహస్రకం సహస్రం భిషజో రాజన్ రాజన్ భిషజ సహస్రం భిషజ సహస్రకం సహస్రం భిషజో భిషజ సహస్రమితి సహస్రం భిషజో భిషజ సహస్రమితి సహస్రమితి సహస్రకం సహస్రమిత్యాహేతి సహస్రకం సహస్రమిత్యాహ ఇత్యాహేతి ఇత్యాహ భేషజం భేషజమాహేతి ఇత్యాహ భేషజం ఆహ భేషజం భేషజమాహ భేషజమేవైవ భేషజమాహ భేషజమేవ భేషజమేవైవ భేషజం భేషజమేవాస్మాస్మా ఏవ భేషజం భేషజమేవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మై కరోతి కరోత్యస్మా ఏవైవాస్మై కరోతి అస్మై కరోతి కరోత్యస్మా అస్మై కరోత్యభిష్ఠితోభిష్ఠితం కరోత్యస్మా అస్మై కరోత్యభిష్ఠిత కరోత్యభిష్ఠితోభిష్ఠిత కరోతి కరోత్యభిష్ఠితో వరుణస్య వరుణస్యాభిష్ఠిత కరోతి కరోత్యభిష్ఠితో వరుణస్య అభిష్ఠితో వరుణస్య వరుణస్యాభిష్ఠితోభిష్ఠితో వరుణస్య పాశ పాశో వరుణస్యాభిష్ఠితోభిష్ఠితో వరుణస్య పాశ అభిష్ఠిత ఇత్యభిస్థిత వరుణస్య పాశ పాశో వరుణస్య వరుణస్య పాశ ఇది పాశో వరుణస్య వరుణస్య పాశ ఇది పాశ ఇది పాశ పాశ ఇత్యాహేది పాశ పాశ ఇత్యాహ ఇత్యాహేదిత్యాహ వర్ణపాశం వర్ణపాశమాహేదిత్యాహ వర్ణపాశం ఆహ వర్ణపాశం వర్ణపాశమాహ వర్ణపాశమేవైవ వర్ణపాశమాహ వర్ణపాశమేవ వర్ణపాశమేవైవ వర్ణపాశం వర్ణపాశమేవాభ్యేవ వర్ణపాశం వర్ణపాశమేవాభి వర్ణపాశమితి వర్ణపాశం ఏవాభ్యాభ్యేవైవాభితిష్ఠతి తిష్టత్యభ్యేవైవాభితిష్ఠతి అభితిష్టతి తిష్టత్యభ్యభితిష్టతి బర్హిర్బర్హిస్తిష్టత్యభ్యభితిష్టతి బర్హి తిష్టతి బర్హిర్బర్హిస్తిష్టతి తిష్టతి బర్హిరభ్యభి బర్హిస్తిష్టతి తిష్టతి బర్హిరభి బర్హిరభ్యభి బర్హిర్బర్హిరభిజుహోతి జుహోత్యభి బర్హిర్బర్హిరభిజుహోతి అభిజుహోతి జుహోత్యభ్యభిజుహోత్యాహుతీనామాహుతీనాంజుహోత్యభ్యభిజుహోత్యాహుతీనాం జుహోత్యాహుతీనామాహుతీనాంజుహోతి జుహోత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహుతీనాంజుహోతి జుహోత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యై ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహుతీనామాహుతీనాం ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఆహుతీనామాహుతీనాం ప్రతిష్ఠిత్యా అథో ఆహుతీనామిత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అగ్నివత్యగ్నివత్యథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అగ్నివతి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో అగ్నివత్యగ్నివత్యథో అథో అగ్నివత్యేవైవాగ్నివత్యథో అథో అగ్నివత్యేవ అథో ఇత్యథో అగ్నివత్యేవైవాగ్నివత్యగ్నివత్యేవజుహోతిజుహోత్యేవాగ్నివత్యగ్నివత్యేవజుహోతి అగ్నివతీత్యగ్నీవతి ఏవజుహోతిజుహోత్యేవైవజుహోత్యమపరిహిషోపబలిహిషోజుహోత్యేవైవజుహోత్యమపరిహిషోపబలిహిషో జుహోత్యమపరిహిషః ప్రయాజాన్ ప్రయాజానపబలిహిషోజుహోతిజుహోత్యమపరిహిషః ప్రయాజాన్ అమపరిహిషః ప్రయాజాన్ ప్రయాజానపబలిహిషోపబలిహిషః ప్రయాజాన యజతి యజతి ప్రయాజానపబలిహిషోపబలిహిషః ప్రయాజాన యజతి అపబలిహిష ఇత్యప బలిహిషః ప్రయాజానయజతి ప్రయాజాన్ ప్రయాజానయజతి ప్రజా ప్రజాయజతి ప్రయాజాన్ ప్రయాజానయజతి ప్రజా ప్రయాజానితి ప్రయాజాన్ యజతి ప్రజా ప్రజాయజతి యజతి ప్రజా వై వై ప్రజాయజతి యజతి ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వై బర్హిర్బర్హిర్వై ప్రజా ప్రజా వై బర్హి ప్రజా ఇది ప్రజా వై బర్హిర్బర్హిర్వై వై బర్హి ప్రజా ప్రజా బర్హిర్వై వై బర్హి ప్రజా బర్హి ప్రజా ప్రజా బర్హిర్బర్హి ప్రజా ఏవైవ ప్రజా బర్హిర్బర్హి ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ వర్ణభాషాత్ వర్ణభాషాదేవ ప్రజా ప్రజా ఏవ వర్ణభాషాత్ ప్రజా ఇది ప్రజా ఏవ వర్ణభాషాత్ వర్ణభాషాదేవైవ వర్ణభాషాన్ ముంచతి ముంచతి వర్ణభాషాదేవైవ వర్ణభాషాన్ ముంచతి వర్ణభాషాన్ ముంచతి ముంచతి వర్ణభాషాత్ వర్ణభాషాన్ ముంచత్యాచ్య భాగావాచ్య భాగో ముంచతి వర్ణభాషాత్ వర్ణభాషాన్ ముంచత్యాచ్య భాగో వర్ణభాషాది వరుణ భాషాద్ ముంచత్యాచ్య భాగావాచ్య భాగో ముంచతి ముంచత్యాచ్య భాగో యజతి యజత్యాచ్య భాగో ముంచతి ముంచత్యాచ్య భాగో యజతి ఆచ్య భాగో యజతి యజత్యాచ్య భాగావాచ్య భాగో యజతి యజ్ఞస్య యజ్ఞస్య యజత్యాచ్య భాగావాచ్య భాగో యజతి యజ్ఞస్య ఆజ్య భాగామిత్యాజ్య భాగో యజతి యజ్ఞస్య యజ్ఞస్య యజతి యజతి యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజతి యజతి యజ్ఞస్యైవ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజ్ఞస్యైవ చక్షుషి చక్షుషి ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవ చక్షుషి ఏవ చక్షుషి చక్షుషి ఏవైవ చక్షుషీన న చక్షుషి ఏవైవ చక్షుషీన చక్షుషీన న చక్షుషి చక్షుషీనాంతరంతర్న చక్షుషి చక్షుషీనాంత చక్షుషి ఇది చక్షుషి నాంతరంతర్నాంతరేత్యేత్యంతర్నాంతరేతి అంతరేత్యేత్యంతరంతరేతి వరుణం వరుణమేత్యంతరంతరేతి వరుణం ఏతి వరుణం వరుణమేత్యేతి వరుణం యజతి యజతి వరుణమేత్యేతి వరుణం యజతి వరుణం యజతి యజతి వరుణం వరుణం యజతి వర్ణభాషాత్ వర్ణభాషాద్యజతి వరుణం వరుణం యజతి వర్ణభాషాత్ యజతి వర్ణభాషాత్ వర్ణభాషాద్యజతి యజతి వర్ణభాషాదేవైవ వర్ణభాషాద్యజతి యజతి వర్ణభాషాదేవ వర్ణభాషాదేవైవ వర్ణభాషాత్ వర్ణభాషాదేవైనమేనమేవ వర్ణభాషాత్ వర్ణభాషాదేవైనం వర్ణభాషాది వరుణ భాషాద్ ఏవైనమేనమేవైవైనం ముంచతి ముంచత్యేనమేవైవైనం ముంచతి ఏనం ముంచతి ముంచత్యేనమేనం ముంచత్యగ్నివరుణమగ్నివరుణో ముంచత్యేనమేనం ముంచత్యగ్నివరుణౌ ముంచత్యగ్నివరుణమగ్నివరుణో ముంచతి ముంచత్యగ్నివరుణో యజతి యజత్యగ్నివరుణో ముంచతి ముంచత్యగ్నివరుణో యజతి అగ్నివరుణో యజతి యజత్యగ్నివరుణమగ్నివరుణో యజతి సాక్షాత్ సాక్షాద్యజత్యగ్నివరుణమగ్నివరుణో యజతి సాక్షాత్ అగ్నివరుణాయజ్ఞవరుణౌ యజతి సాక్షాత్ సాక్షాద్యజతి యజతి సాక్షాదేవైవ సాక్షాద్యజతి యజతి సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవైనమేనమేవ సాక్షాత్ సాక్షాదేవైనం సాక్షాదితి సాక్షాద్ ఏవైనమేనమేవైవైనం వర్ణభాషాత్ వర్ణభాషాదేనమేవైవైనం వర్ణభాషాద్ ఏనం వర్ణభాషాత్ వర్ణభాషాదేనమేనం వర్ణభాషాన్ముంచతి ముంచతి వర్ణభాషాదేనమేనం వర్ణభాషాన్ముంచతి వర్ణభాషాన్ముంచతి ముంచతి వర్ణభాషాత్ వర్ణభాషాన్ముంచత్యపవరీషాపవరీషో ముంచతి వర్ణభాషాత్ వర్ణభాషాన్ముంచత్యపవరీషౌ వర్ణభాషాదితి వరుణ భాషాద్ ముంచత్యపవరీషావపవరీషో ముంచతి ముంచత్యపవరీషావనో యాజావనో యాజావపవరీషో ముంచతి ముంచత్యపవరీషావనో యాజౌ అపవరీషావనో యాజావనో యాజావపవరీషావపవరీషావనో యాజౌ యజతి యజత్యనో యాజావపవరీషావపవరీషావనో యాజౌ యజతి అపవరీషావిత్యపవరీషో అనో యాజో యజతి యజత్యనో యాజావనో యాజౌ యజతి ప్రజా ప్రజాయజత్యనో యాజావనో యాజౌ యజతి ప్రజా అనూయాజా విత్యనూయాజౌ యజతి ప్రజా ప్రజాయజతి యజతి ప్రజా వై వై ప్రజాయజతి యజతి ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వై పరిహర్వై ప్రజా ప్రజా వై బలి ప్రజా ఇది ప్రజా వై బరిహర్వై వై బలి ప్రజా ప్రజా బరిహర్వై వై బలి ప్రజా అరిహ ప్రజా ప్రజా పరిహర్పరిహ ప్రజా ఏవైవ ప్రజా పరిహర్పరిహ ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ వర్ణ భాషాత్ వర్ణ భాషాదేవ ప్రజా ప్రజా ఏవ వర్ణ భాషాత్ ప్రజా ఇది ప్రజా ఏవ వర్ణ భాషాత్ వర్ణ భాషాదేవైవ వర్ణ భాషాన్ముంచతి ముంచతి వర్ణ భాషాదేవైవ వర్ణ భాషాన్ముంచతి వర్ణ భాషాన్ముంచతి ముంచతి వర్ణ భాషాత్ వర్ణ భాషాన్ముంచతి చతురశ్చతురో ముంచతి వర్ణ భాషాత్ వర్ణ భాషాన్ముంచతి చతుర వర్ణ భాషాది వర్ణ భాషాత్ ముంచతి చతురశ్చతురో ముంచతి ముంచతి చతుర ప్రయాజాన్ ప్రయాజాగుశ్చతురో ముంచతి ముంచతి చతుర ప్రయాజాన్ చతుర ప్రయాజాన్ ప్రయాజాగుశ్చతురశ్చతుర ప్రయాజాన యజతి యజతి ప్రయాజాగుశ్చతురశ్చతుర ప్రయాజాన యజతి ప్రయాజాన యజతి యజతి ప్రయాజాన్ ప్రయాజాన యజతి ద్వౌ ద్వౌ యజతి ప్రయాజాన్ ప్రయాజాన యజతి ద్వౌ ప్రయాజానితి ప్రయాజాన్ యజతి ద్వౌ ద్వౌ యజతి యజతి ద్వావనో యాజావనో యాజౌ ద్వౌ యజతి యజతి ద్వావనో యాజౌ ద్వావనో యాజావనో యాజౌ ద్వౌ ద్వావనో యాజౌ షట్షడనో యాజౌ ద్వౌ ద్వావనో యాజౌ షట్ అనూ యాజౌ షట్షడనో యాజావనో యాజౌ షట్ సగో సగో షడనో యాజావనో యాజౌ షట్ సం అనూ యాజా విద్యను యాజౌ షట్ సగో సగో షట్ షట్ సంపద్యంతే పద్యంతే సగో షట్ షట్ సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగో సంపద్యంతే షట్ షట్ పద్యంతే సగో సంపద్యంతే షట్ పద్యంతే షట్ షట్ పద్యంతే పద్యంతే షట్వై వై షట్ పద్యంతే పద్యంతే షట్వై షట్వై వై షట్ షట్ వా అర్థవ అర్థవో వై షట్ షట్ వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ అర్ధశ్రుతశ్రుతవో వై వా అర్థవ అర్ధషు అర్థవ అర్ధశ్రుతశ్రుతవ అర్థవ అర్ధశ్వేవై వర్తశ్రుతవ అర్థవ అర్ధశ్వేవ అర్ధశ్వేవై వర్తశ్రుతశ్వేవ ప్రతి ప్రత్యే వర్తశ్రుతశ్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టమృథాపృతతిష్టతి ప్రతి ప్రతిష్టమృథ తిష్టమృథాపృతతిష్టతి తిష్టమృథ నిజంకుణ నిజంకుణావృతతిష్టతి తిష్టమృథ నిజంకుణ అవభృథ నిజంకుణ నిజంకుణావృథావృథ నిజంకుణేతీతి నిజంకుణావృథావృథ నిజంకుణేతి అవభృథేత్యవభృథ నిజంకుణేతీతి నిజంకుణ నిజంకుణేత్యాహేతి నిజంకుణ నిజంకుణేత్యాహ నిజంకుణేతి నీచంకుణ ఇత్యాహేతీత్యాహ యథోదితం యథోదితమాహేతీత్యాహ యథోదితం ఆహ యథోదితం యథోదితమాహాహ యథోదితమేవైవ యథోదితమాహాహ యథోదితమేవ యథోదితమేవైవ యథోదితం యథోదితమేవ వరుణం వరుణమేవ యథోదితం యథోదితమేవ వరుణం యథోదితమితి యథా ఉదితం ఏవ వరుణం వరుణమేవైవ వరుణమవావ వరుణమేవైవ వరుణమవ వరుణమవావ వరుణం వరుణమవ యజతే యజతే వరుణం వరుణమవ యజతే అవయజతే యజతే వావయజతే సముద్రే సముద్రే యజతే వావయజతే సముద్రే యజతే సముద్రే సముద్రే యజతే యజతే సముద్రే తేతే సముద్రే యజతే యజతే సముద్రే తే సముద్రే తే తే సముద్రే సముద్రే తే హృదయగో హృదయం తే సముద్రే సముద్రే తే హృదయం తే హృదయగో హృదయం తే తే హృదయమప్సోప్సు హృదయం తే తే హృదయమప్సు హృదయమప్సోప్సు హృదయగో హృదయమప్స్వంతరంతరప్సు హృదయగో హృదయమప్స్వంత అప్స్వంతరంతరప్స్వా అప్స్వంతరిదీత్యంతరప్స్వా అప్స్వంతరితి అంతరిచ్యోసు అంతరిదీత్యంతరంతరిత్యాహేత్యంతరంతరిత్యాహ ఇత్యాహేదీత్యాహ సముద్రే సముద్ర ఆహేదీత్యాహ సముద్రే ఆహ సముద్రే సముద్ర ఆహా సముద్రేహి సముద్ర ఆహా సముద్రేహి సముద్రేహి సముద్రే సముద్రే హ్యంతరంతరి సముద్రే సముద్రే హ్యంత హ్యంతరంతరి హ్యంతర్వరుణో వరుణోంతరి హ్యంతర్వరుణ అంతర్వరుణో వరుణాంతరంతర్వరుణ సగుంసం వరుణాంతరంతర్వరుణస్సం వరుణస్సగుంసం వరుణో వరుణస్సంత్వాసం వరుణో వరుణస్సంత్వా సన్వాసం సన్వా విశంతు విశంతు త్వాసం సన్వా విశంతు త్వా విశంతు విశంతు విశంతోషధీరోషధీర్విశంతు విశంతోషధీ విశంకోషధీరోషధీర్విశంతు విశంకోషధీరుతౌషధీర్విశంతు విశంకోషధీరుత ఓషధీరుతౌషధీరోషధీరుతాప ఆప ఉతౌషధీరోషధీరుతాప ఉతాప ఆప ఉతోతాప ఇదిత్యాప ఉతోతాప ఇది ఆప ఇదిత్యాప ఆప ఇత్యాహేత్యాప ఆప ఇత్యాహ ఇత్యాహేదీత్యాహాభ్యరభ్యరాహేదీత్యాహాభి ఆహాద్ధిరద్ధిరాహాద్ధిరేవైవాద్ధిరాహాద్ధిరేవ అర్ధిరేవైవాద్ధిరద్ధిరేవైనమేనమేవాద్ధిరద్ధిరేవైనమ్ అర్ధిరిత్యదోహి ఏవైనమేనమేవైవైనమోషధీభిరోషధీభిరేనమేవైవైనమోషధీభిరేనమేనమోషధీభిః సంయంచకో సంయంచమోషధీభిరోషధీభిస్సంయంచందధాతిదధాతిసంయంచకో సంయంచందధాతిదేవీర్దేవీర్దధాతిసంయంచకో సంయంచందధాతిదేవీ రథాతిదేవీర్దేవీర్దధాతిదధాతిదేవీ రాప ఆపో దేవీర్దధాతిదధాతిదేవీ రాపః దేవీ రాప ఆపో దేవీర్దేవీ రాప ఏష ఏష ఆపో దేవీర్దేవీ రాప ఏషః ఆప ఏష ఏష ఆప ఆప ఏష వోప ఏష ఆప ఆప ఏష వః ఏష వోప ఏష ఏష వోగర్భోగర్భోప ఏష ఏష వోగర్భః వోగర్భోగర్భోగో వోగర్భ ఇతీదిగర్భో వో వోగర్భ ఇతీ గర్భ ఇతీదిగర్భోగర్భ ఇ యజురేవ యథా యజురేవైవ యథా యజుర్యథా యజురేవైతదేతదేవ యథా యజుర్యథా యజురేవైతత్ యథా యజురితి యథా యజుః ఏవైతదేతదేవైవైతత్పశవః పశవ ఏతదేవైవైతత్పశవః ఏతత్పశవః పశవ ఏతదేతత్పశవో వై వై పశవ ఏతదేతత్పశవో వై పశవో వై వై పశవః పశవో వై సోమః సోమో వై పశవః పశవో వై సోమః వై సోమః సోమో వై వై సోమో యద్యత్ సోమో వై వై సోమో యద్ సోమో యద్యత్ సోమః సోమో యద్భిందూనాం భిందూనాం యత్ సోమః సోమో యద్భిందూనాం యద్భిందూనాం భిందూనాం యద్యద్భిందూనాం భక్షయేత్ భక్షయేత్ భిందూనాం యద్యద్భిందూనాం భక్షయేత్ భిందూనాం భక్షయేత్ భక్షయేత్ భిందూనాం భిందూనాం భక్షయేత్ పశుమాన్ పశుమాన్ భక్షయేత్ భిందూనాం భిందూనాం భక్షయేత్ పశుమాన్ భక్షయేత్ పశుమాన్ పశుమాన్ భక్షయేత్ భక్షయేత్ పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ భక్షయేత్ భక్షయేత్ పశుమాన్ స్యాత్ పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాద్ వరుణో వరుణ స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాద్ వరుణ పశుమానితి పశుమాన్ స్యాద్వరుణో వరుణ స్యాత్ స్యాద్వరుణస్తుతు వరుణ స్యాత్ స్యాద్వరుణస్తు వరుణస్తుతు వరుణో వరుణస్త్వేన మేనంతు వరుణో వరుణస్త్వేనం తేన మేనంతుత్వేనం గృహ్ణీయాత్ గృహ్ణీయాదేనంతుత్వేనం గృహ్ణీయాద్ ఏనం గృహ్ణీయాద్ గృహ్ణీయాదేన మేనం గృహ్ణీయాద్యద్యద్ గృహ్ణీయాదేన మేనం గృహ్ణీయాద్యద్ గృహ్ణీయాద్యద్యద్ గృహ్ణీయాద్ గృహ్ణీయాద్యన్న నయద్ గృహ్ణీయాద్ గృహ్ణీయాద్యన్న ఎన్న యజ్ఞన్న భక్షయేత్ భక్షయేన్న యజ్ఞన్న భక్షయేత్ న భక్షయేత్ భక్షయేన్న భక్షయేత పశుర పశుర్భక్షయేన్న భక్షయేత పశు భక్షయేత పశుర పశుర్భక్షయేత్ భక్షయేత పశు స్యాత్ స్యాద పశుర్భక్షయేత్ భక్షయేత పశు స్యాత్ అపశు స్యాత్ స్యాద పశుర పశు స్యాన్న స్యాద పశుర పశు స్యాన్న స్యాన్న స్యాత్ స్యాన్నైనమేనన్న స్యాత్ స్యాన్నైనం ఏనమేనన్ననైనం వరుణో వరుణ ఏనన్ననైనం వరుణ ఏనం వరుణో వరుణ ఏనమేనం వరుణో గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ వరుణ ఏనమేనం వరుణో గృహ్ణీయాత్ వరుణో గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ వరుణో వరుణో గృహ్ణీయాత్ ఉపస్పృశ్యం ఉపస్పృశ్యం గృహ్ణీయాత్ వరుణో వరుణో గృహ్ణీయాత్ ఉపస్పృశ్యం గృహ్ణీయాత్ ఉపస్పృశ్యం ఉపస్పృశ్యం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ఉపస్పృశ్యమేవైవోపస్పృశ్యం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ఉపస్పృశ్యమేవ ఉపస్పృశ్యమేవైవోపస్పృశ్యముపస్పృశ్యమేవ పశుమాన్ పశుమానేవోపస్పృశ్యముపస్పృశ్యమేవ పశుమాన్ ఉపస్పృశ్యమిత్యుపాస్పృశ్యం ఏవ పశుమాన్ పశుమానేవైవ పశుమాన్ భవతి భవతి పశుమానేవైవ పశుమాన్ భవతి పశుమాన్ భవతి భవతి పశుమాన్ పశుమాన్ భవతి నన భవతి పశుమాన్ పశుమాన్ భవతి న పశుమానితి పశుమాన్ భవతి నన భవతి భవతి నైనమేనన్న భవతి భవతి నైనం ఐనమేనన్ననైనం వరుణో వరుణ ఏనన్ననైనం వరుణ ఏనం వరుణో వరుణ ఏనమేనం వరుణో గృహ్ణాతి గృహ్ణాతి వరుణ ఏనమేనం వరుణో గృహ్ణాతి వరుణో గృహ్ణాతి గృహ్ణాతి వరుణో వరుణో గృహ్ణాతి ప్రతియుత ప్రతియుతో గృహ్ణాతి వరుణో వరుణో గృహ్ణాతి ప్రతియుత గృహ్ణాతి ప్రతియుత ప్రతియుతో గృహ్ణాతి గృహ్ణాతి ప్రతియుతో వరుణస్య వరుణస్య ప్రతియుతో గృహ్ణాతి గృహ్ణాతి ప్రతియుతో వరుణస్య ప్రతియుతో వరుణస్య వరుణస్య ప్రతియుత ప్రతియుతో వరుణస్య పాశ పాశ వరుణస్య ప్రతియుత ప్రతియుతో వరుణస్య పాశ ప్రతీయుత ఇది ప్రతీయుత వర్ణస్య పాశః పాశో వర్ణస్య వర్ణస్య పాశ ఇతి దపాశో వర్ణస్య వర్ణస్య పాశ ఇతి పాశ ఇతి దపాశః పాశ ఇత్యాహ హే దపాశః పాశ ఇత్యాహ ఇత్యాహ హేది ఇత్యాహ వర్ణ భాషాత్ వర్ణ భాషాద హేది ఇత్యాహ వర్ణ భాషాత్ ఆహ వర్ణ భాషాత్ వర్ణ భాషాదాహ వర్ణ భాషాదేవైవ వర్ణ భాషాదాహ వర్ణ భాషాదేవ వర్ణ భాషాదేవైవ వర్ణ భాషాత్ వర్ణ భాషాదేవనిరేవ వర్ణ భాషాత్ వర్ణ భాషాదేవని వర్ణ భాషాది వర్ణ భాషాత్ ఏవ నిర్ణిరేవైవ నిర్ముచ్యతే ముచ్యతే నిరేవైవ నిర్ముచ్యతే నిర్ముచ్యతే ముచ్యతే నిర్నిర్ముచ్యతే ప్రదేక్షమ ప్రదేక్షం ముచ్యతే నిర్నిర్ముచ్యతే ప్రదేక్షం ముచ్యతే ప్రదేక్షమ ప్రదేక్షం ముచ్యతే ముచ్యతే ప్రదేక్షమా ప్రదేక్షం ముచ్యతే ముచ్యతే ప్రదేక్షమా అప్రదేక్షమా ప్రదేక్షమ ప్రదేక్షమాయంతి అప్రదేక్షమ ప్రదేక్షమాయంతి అప్రదేక్షమిత్యప్రదీక్షం ఆయంతియంత్యాయంతి వరుణస్య వరుణస్యంత్యాయంతి వరుణస్య ఎంతి వరుణస్య వరుణస్యంతయంతి వరుణస్యాంతర్హిత్య అంతర్హిత్యై వరుణస్యంతయంతి వరుణస్యాంతర్హిత్యై వరుణస్యాంతర్హిత్య అంతర్హిత్యై వరుణస్య వరుణస్యాంతర్హిత్య ఏధ ఏధోంతర్హిత్యై వరుణస్య వరుణస్యాంతర్హిత్య ఏధ అంతర్హిత్య ఏధ ఏధోంతర్హిత్య అంతర్హిత్య ఏధోస్యేధోంతర్హిత్య అంతర్హిత్య ఏధోసి అంతర్హిత్య ఇత్యంతః హిత్యై ఏధోస్యేధ ఏధోస్యేధి శీమహ్యేధి శీమహ్యస్యేధ ఏధోస్యేధి శీమహి అస్యేధి శీమహ్యేధి శీమహ్యస్యేధి శీమహీతి శీమహ్యస్యేధి ఏది శీమహీతీత్యేధి శీమహ్యేధి శీమహీత్యాహ హేత్యేధి శీమహ్యేధి శీమహీత్యాహ ఇత్యాహ హేదీత్యాహ సమిధా సమిధా హేదీత్యాహ సమిధా ఆహ సమిధా సమిధాహ సమిధైవైవ సమిధాహ సమిధైవ సమిధైవైవ సమిధా సమిధైవాగ్నిమగ్నిమేవ సమిధా సమిధైవాగ్నిం సమిధేతి సంవిధా ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిన్నమస్యంతో నమస్యంతోగ్నిమేవైవాగ్నిన్నమస్యంతః అగ్నిన్నమస్యంతో నమస్యంతోగ్నిమగ్నిన్నమస్యంత ఉపాయంత్యుపాయంతి నమస్యంతోగ్నిమగ్నిన్నమస్యంత ఉపాయంతి నమస్యంత ఉపాయంత్యుపాయంతి నమస్యంతో నమస్యంత ఉపాయంతి తేజస్తేజ ఉపాయంతి నమస్యంతో నమస్యంత ఉపాయంతి తేజ ఉపాయంతి తేజస్తేజ ఉపాయంత్యుపాయంతి తేజోస్యసి తేజ ఉపాయంత్యుపాయంతి తేజోసి ఉపాయంతీత్యుపా ఆయంతి తేజోస్యసి తేజస్తేజోసి తేజస్తేజోసి తేజస్తేజోసి తేజ అసి తేజస్తేజోస్యసి తేజోమయిమయి తేజోస్యసి తేజోమయి తేజోమయి మయి తేజస్తేజోమయి ధేహి ధేహి మయి తేజస్తేజోమయి ధేహి మయి ధేహి ధేహి మయి మయి ధేహీతీతి ధేహి మయి మయి ధేహీతి దేహీతీతి ధేహి ధేహీత్యాహ హేతి ధేహి ధేహీత్యాహ ఇత్యాహ హేతీత్యాహ తేజస్తేజ ఆహేతీత్యాహ తేజ ఆహ తేజస్తేజ ఆహాహ తేజ ఏవైవ తేజ ఆహాహ తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవాత్మన్నాత్మన్నేవ తేజస్తేజ ఏవాత్మన్న ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ధత్తే దత్త ఆత్మన్నేవైవాత్మన్ధత్తే ఆత్మన్ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ధత్తే దత్త ఇది ధత్తే స్ఖేన వేదిం వేదిగ్గస్ఖేన స్ఖేన వేదిముదద్వేదిగ్గస్ఖేన స్ఖేన వేదిముదు వేదిముదద్వేదిం వేదిముద్ధంతి హంత్యుద్వేదిం వేదిముద్ధంతి ఉద్ధంతి హంత్యుద్ధంతి రథాక్షేణ రథాక్షేణ హంత్యుద్ధంతి రథాక్షేణ హంతిరథాక్షేణ రథాక్షేణ హంతి హంతిరథాక్షేణ విరథాక్షేణ హంతి హంతిరథాక్షేణ వి రథాక్షేణ విరథాక్షేణ రథాక్షేణ విమీతే విమీతే విరథాక్షేణ రథాక్షేణ విమీతే రథాక్షేణేతి రథాక్షేణ విమీతే విమీతే విమీతే యోగంయోగం విమీతే విమీతే యోగం విమీతే యోగంయోగం విమీతే విమీతే యోగం వినోతి వినోతి యోగం విమీతే విమీతే యోగం వినోతి యోగం వినోతి వినోతి యోగం యోగం వినోతి త్రివృతం త్రివృతం వినోతి యోగం యోగం వినోతి త్రివృతం వినోతి త్రివృతం త్రివృతం వినోతి వినోతి త్రివృతమేవైవ త్రివృతం వినోతి వినోతి త్రివృతమేవ త్రివృతమేవైవ త్రివృతం త్రివృతమేవ వజ్రం వజ్రమేవ త్రివృతం త్రివృతమేవ వజ్రం త్రివృతమిది త్రివృతం ఏవ వజ్రం వజ్రమేవైవ వజ్రకం సంభృత్య సంభృత్య వజ్రమేవైవ వజ్రకం సంభృత్య వజ్రగం సంభృత్య సంభృత్య వజ్రం వజ్రగం సంభృత్య భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ సంభృత్య వజ్రం వజ్రగం సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్య భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ ప్ర సంభృత్యేతి సంభృత్య భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి ప్రహరతి హరతి ప్రహరతి స్తృత్యై స్తృత్యై హరతి ప్రహరతి స్తృత్యై హరతి స్తృత్యై స్తృత్యై హరతి హరతి స్తృత్యై యజ్జత్ స్తృత్యై హరతి హరతి స్తృత్యై యత్ స్తృత్యైస్తృత్యైరంతర్వేద్యంతర్వేదిస్తృత్యైస్తృత్యైరంతర్వేది ఇదంతర్వేద్యంతర్వేదయద్దిరంతర్వేదిమినయాన్మినయాదంతర్వేదయద్దిరంతర్వేదిమినయాద్ నయాద్దేవలోకం దేవలోకమినయాదంతర్వేద్యంతర్వేదిమినయాద్దేవలోకం అంతర్వేదీత్యంతః వేది వినయాద్దేవలోకం దేవలోకం మినయాన్మినయాద్దేవలోకమభ్యభిదేవలోకం మినయాన్మినయాద్దేవలోకమభి దేవలోకమభ్యభిదేవలోకం దేవలోకమభిజయేజ్జయేదభిదేవలోకం దేవలోకమభిజయేత్ దేవలోకమిది దేవలోకం అభిజయేజ్జయేదభ్యభిజయేద్యజ్జయేదభ్యభిజయేద్యజ్జయేద్భ్యభిజయేద్యజ్జయేద్బహిర్వేది బహిర్వేది మనుష్యలోకం మనుష్యలోకం బహిర్వేదయజ్జద్బహిర్వేది మనుష్యలోకం బహిర్వేది మనుష్యలోకం మనుష్యలోకం బహిర్వేది మనుష్యలోకం మనుష్యలోకమిది మనుష్యలోకం వేద్యంతస్య సంధౌ సంధౌ వేద్యంతస్య సంధౌ మినోతి సంధౌ వేద్యంతస్య సంధౌ మినోతి వేద్యంతస్యేది వేది అంధస్య సంధౌ మినోతి సంధౌ సంధౌ మినోత్యభయోర్భయోర్మినోతి సంధౌ సంధౌ మినోత్యభయో సంధావితి సంధౌ మినోత్యభయోర్భయోర్మినోతి మినోత్యభయోర్లోకయోర్లోకయోర్భయోర్మినోతి మినోత్యభయోర్లోకయో ఉభయోర్లోకయోర్భయోర్లోకయోర్భయోర్లోకయోర్భిజిత్యా అభిజిత్యై లోకయోర్భయోర్లోకయోర్భిజిత్యై లోకయోర్భయోర్లోకయోర్భిజిత్యా ఉపరసంమితామ్ ఉపరసంమితామ్ అభిజిత్యై లోకయోర్లోకయోర్భిజిత్యా ఉపరసంమితామ్ అభిజిత్యా ఉపరసంమితామ్ మినయాన్ మినయాదుపరసంమితామ్ అభిజిత్యా అభిజిత్యా ఉపరసంమితామ్ మినయాద్ పితృలోకకామస్య పితృలోకకామస్య మినయాన్ మినయాదుపరసంమితామ్ అపరసంమితామ్ మినయాత్పితృలోకకామస్య ఉపరసంమితామిత్యుపర సంమితాహం మినయాత్పితృలోకకామస్య పితృలోకకామస్య మినయాన్ మినయాత్పితృలోకకామస్య రసనసంమితాగోణశనసంమితాం పితృలోకకామస్య మినయాన్ మినయాత్పితృలోకకామస్య రసనసంమితాం ప్రతిష్టాకామస్యేతి ప్రతిష్టాకామస్య ఏత్రయస్త్రయో ఏ ఏత్రయో మధ్యమా మధ్యమాస్త్రయో ఏ ఏత్రయో మధ్యమా త్రయో మధ్యమా మధ్యమాస్త్రయస్త్రయో మధ్యమాస్తాగుస్తాన్ మధ్యమాస్త్రయస్త్రయో మధ్యమాస్తాన్ మధ్యమా మధ్యమాస్తాన్ సమాన్ సమాన్ సర్వాణి మధ్యమాస్తాన్ సమాన్ ప్రతిష్టాకామస్యేతి ప్రతిష్టాకామస్య ఏత్రయస్త్రయో ఏ ఏత్రయో మధ్యమా మధ్యమాస్త్రయో ఏ ఏత్రయో మధ్యమా త్రయో మధ్యమా మధ్యమాస్త్రయస్త్రయో మధ్యమాస తాన్ సమాన్ సమాన్ తాగుస్తాన్ సమాన్ పశుకామస్య పశుకామస్య సమాన్ తాగుస్తాన్ సమాన్ పశుకామస్య సమాన్ పశుకామస్య పశుకామస్య సమాన్ సమాన్ పశుకామస్యైతానేతాన్ పశుకామస్య సమాన్ సమాన్ పశుకామస్యైతాన్ పశుకామస్యైతానేతాన్ పశుకామస్య పశుకామస్యైతాన్ వై వా ఏతాన్ పశుకామస్య పశుకామస్యైతాన్ వై పశుకామస్యేతి పశుకామస్య ఏతాను వై వా ఏతానేతాను వా అన్వర వా ఏతానేతాను వా అను వా అన్వర వై వా అను పశవ పశవోను వై వా అను పశవ అను పశవ పశవోన్వను పశవ ఉపోప పశవోన్వను పశవ ఉప పశవ ఉపోప పశవ పశవ ఉపతిష్టందే తిష్టంత ఉప పశవ పశవ ఉపతిష్టందే ఉపతిష్టందే తిష్టంత ఉపోపతిష్టందే పశుమాన్ పశుమాన్ తిష్టంత ఉపోపతిష్టందే పశుమాన్ తిష్టందే పశుమాన్ పశుమాన్ తిష్టందే తిష్టందే పశుమానేవైవ పశుమాన్ తిష్టందే తిష్టందే పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానితి పశుమాన్ ఏవ భవతి భవత్యేవైవ భవతి వ్యతిషదేత్ వ్యతిషదేత్ భవత్యేవైవ భవతి వ్యతిషదేత్ భవతి వ్యతిషదేత్ వ్యతిషదేత్ భవతి భవతి వ్యతిషదేతరానితరాన్ వ్యతిషదేత్ భవతి భవతి వ్యతిషదేతరాన్ వ్యతిషదేతరానితరాన్ వ్యతిషదేత్ వ్యతిషదేతరాన్ ప్రజయా ప్రజయేతరాన్ వ్యతిషదేత్ వ్యతిషదేతరాన్ ప్రజయా వ్యతిషదేదితి వి అనిషదేత్ ఇతరాన్ ప్రజయా ప్రజయేతరానితరాన్ ప్రజయైవైవ ప్రజయేతరానితరాన్ ప్రజయైవ ప్రజయైవైవ ప్రజయా ప్రజయైవైనమేనమేవ ప్రజయా ప్రజయైవైనం ప్రజయేతి ప్రాజయా ఏవైనమేనమేవైవైనం పశుభిః పశుభిరేనమేవైవైనం పశుభిః ఏనం పశుభిః పశుభిరేనమేనం పశుభిర్వ్యతిషజతి వ్యతిషజతి పశుభిరేనమేనం పశుభిర్వ్యతిషజతి పశుభిర్వ్యతిషజతి వ్యతిషజతి పశుభిః పశుభిర్వ్యతిషజతి యయ్యం వ్యతిషజతి పశుభిః పశుభిర్వ్యతిషజతి యం పశుభిరితి పశుభిః వ్యతిషదయ్యం వ్యతిషదతి వ్యతిషదయం కామయేత కామయేదయం వ్యతిషదతి వ్యతిషదయం కామయేత వ్యతిషదతీతి అతిషదతి యం కామయేత కామయేదయం కామయేత ప్రమాయుక ప్రమాయుక కామయేదయం కామయేత ప్రమాయుక కామయేద ప్రమాయుక ప్రమాయుక కామయేద కామయేద ప్రమాయుక స్యాత్ స్యాత్ ప్రమాయుక కామయేద కామయేద ప్రమాయుక స్యాత్ ప్రమాయుక్యాదితీతిస్యాత్ ప్రమాయుక్యాదితీతిస్యాత్ ప్రమాయుక్యాదితిగత్తమిదం గత్తమిదమితిస్యాత్స్యాదితిగత్తమిదం ఇది గత్తమిదం గత్తమిదమితీతి గత్తమిదంతస్య తస్య గత్తమిదమితీతి గత్తమిదంతస్య గత్తమిదంతస్య తస్య గత్తమిదం గత్తమిదంతస్య మినుయాన్ మినుయాత్తస్య గత్తమిదం గత్తమిదంతస్య మినుయాద్ వరిష్ఠమిత్యుత్తరార్జ్యం వరిషిష్టమథాథ వరిషిష్టం వరిషిష్టమథ హ్రసీయాగుంసగ హ్రసీయాగుంసమథ వరిషిష్టం వరిషిష్టమథ హ్రసీయాగుంసం అథ హ్రసీయాగుంసగ హ్రసీయాగుంసమథాథ హ్రసీయాగుంసమేషైష హ్రసీయాగుంసమథాథ హ్రసీయాగుంసమేష హ్రసీయాగుంసమేషైష హ్రసీయాగుంసగ హ్రసీయాగుంసమేషా వై వా ఏషా హ్రసీయాగుంసగ హ్రసీయాగుంసమేషా వై ఏషా వై వా ఏషైషా వైగత్తమిద్గత్తమిద్వా ఏషైషా వైగత్తమిద్ వైగత్తమిద్గత్తమిద్వై వైగత్తమిద్యస్య గత్తమిద్వై వైగత్తమిద్యస్య గత్తమిద్యస్య గత్తమిద్గత్తమిద్యస్యైవమేవ్యస్య గత్తమిద్గత్తమిద్యస్యైవం గత్తమిది గత్తామిద్ యస్యైవమేవ్యస్యైవం మినోతి మినోత్యేవం యస్యైవం మినోతి ఏవం మినోతి మినోత్యేవమేవం మినోతి తాజిత్తాజిం మినోత్యేవమేవం మినోతి తాజగ మినోతి తాజిత్తాజిం మినోతి మినోతి తాజప్రప్రతాజిం మినోతి మినోతి తాజప్ర తాజక్ ప్రజక్ తాజక్ ప్రమీయతే మీయతే ప్రజక్ తాజక్ ప్రమీయతే ప్రమీయతే మీయతే ప్రమీయతే దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం మీయతే ప్రమీయతే దక్షిణార్థ్యం మీయతే దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం మీయతే మీయతే దక్షిణార్థ్యం వరిష్టం వరిష్టం దక్షిణార్థ్యం మీయతే మీయతే దక్షిణార్థ్యం వరిష్టం దక్షిణార్థ్యం వరిష్టం వరిష్టం దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం వరిష్టం మిలియాన్ మిలియాద్ వరిష్టం దక్షిణార్థ్యం దక్షిణార్థ్యం వరిష్టం మిలియాద్ దక్షిణార్థ్యమితి దక్షిణార్థ్యం వరిష్టం మినుయాన్ మినుయాత్ వరిష్టం వరిష్టం మినుయాత్ స్వర్గకామస్య స్వర్గకామస్య మినుయాత్ వరిష్టం వరిష్టం మినుయాత్ స్వర్గకామస్య ఇచ్చుపాంత ఉపాంత ఇది ఇచ్చుపాంతే తస్య తస్యోపాంత ఇది ఇచ్చుపాంతే తస్య ఉపాంతే తస్య తస్యోపాంత ఉపాంతే తస్య వ్యతిషదేత్ వ్యతిషదేత్ తస్యోపాంత ఉపాంతే తస్య వ్యతిషదేత్ ఉపాంత ఇత్యుపా అంతే తస్య వ్యతిషదేత్ వ్యతిషదేత్ తస్య తస్య వ్యతిషదేత్ స్త్రీ స్త్రీ వ్యతిషదేత్ తస్య తస్య వ్యతిషదేత్ స్త్రీ వ్యతిషదేత్ స్త్రీ స్త్రీ వ్యతిషదేత్ వ్యతిషదేత్ స్త్రీ ఏవైవ స్త్రీ వ్యతిషదేత్ వ్యతిషదేత్ స్త్రీ ఏవ వ్యతిషదేది వి అతిషదేత్ స్త్రీవైవ స్త్రీ స్త్రియే వాస్యాశైవ స్త్రీ స్త్రియే వాస్య ఏవాస్యాశైవైవాస్య జాయతే జాయతే శైవైవాస్య జాయతే అస్సి జాయతే జాయతే స్యాస్సి జాయతేయం జాయతే స్యాస్సి జాయతేయం జాయతేయం జాయతే జాయతేయం కామయేత కామయేత జాయతే జాయతేయం కామయేత యం కామయేత కామయేత జంజం కామయేత పుమాన్ పుమాన్ కామయేత జంజం కామయేత పుమాన్ కామయేత పుమాన్ పుమాన్ కామయేత కామయేత పుమానస్యాస్య పుమాన్ కామయేత కామయేత పుమానస్య పుమానస్యాస్య పుమాన్ పుమానస్య జాయేత జాయేతాస్య పుమాన్ పుమానస్య జాయేత అస్య జాయేత జాయేతాస్యాస్య జాయేతేతీతి జాయేతాస్యాస్య జాయేతేతి జాయేతేతీతి జాయేత జాయేతేత్యాంతమాంతమితి జాయేత జాయేతేత్యాంతం ఇత్యాంతమాంతమిదిత్యాంతం తస్య తస్యాంతమిదిత్యాంతం తస్య ఆంతం తస్య తస్యాంతమాంతం తస్య ప్రప్రదస్యాంతమాంతం తస్య ప్రాంతమిత్యా అనుపం తస్య ప్రప్రదస్య తస్య ప్రవేష్టయేత్ ద్వేష్టయేత్ ప్రదస్య తస్య ప్రవేష్టయేత్ ప్రవేష్టయేత్ ద్వేష్టయేత్ ప్రప్రవేష్టయేత్ పుమాన్ పుమాన్ వేష్టయేత్ ప్రప్రవేష్టయేత్ పుమాన్ వేష్టయేత్ పుమాన్ పుమాన్ వేష్టయేత్ వేష్టయేత్ పుమానేవైవ పుమాన్ వేష్టయేత్ వేష్టయేత్ పుమానేవ పుమానేవైవ పుమాన్ పుమానేవాస్యాస్యైవ పుమాన్ పుమానేవాస్య ఏవాస్యాస్యైవైవాస్య జాయతే జాయతే శ్రీవైవాస్య జాయతే అస్య జాయతే జాయతే స్యాస్య జాయతే సురాసురా జాయతే స్యాస్య జాయతే సురా జాయతే సురా అసురా జాయతే జాయతే సురా వై వా అసురా జాయతే జాయతే సురా వై అసురా వై వా అసురా అసురా వై దేవాన్ దేవాన్ వా అసురా అసురా వై దేవాన్ వై దేవాన్ దేవాన్ వై వై దేవాన్ దక్షిణతో దక్షిణతో దేవాన్ వై వై దేవాన్ దక్షిణత దేవాన్ దక్షిణతో దక్షిణతో దేవాన్ దేవాన్ దక్షిణత ఉపోపదక్షిణతో దేవాన్ దేవాన్ దక్షిణత ఉప దక్షిణత ఉపోపదక్షిణతో దక్షిణత ఉపానయన్ నయన్ ఉపదక్షిణతో దక్షిణత ఉపానయన్ ఉపానయన్ నయన్ను పోపానయన్ తాగుస్తాన్ నయన్ను పోపానయంతాన్ అనయంతాగుస్తాన నయన్ నయంతాన్ దేవా దేవాస్థాన నయన్ నయంతాన్ దేవాన్ దేవా దేవాస్తాగుస్తాన్ దేవా ఉపశయేనోపశయన దేవాస్తాగుస్తాన్ దేవా ఉపశయేన దేవా ఉపశయేనోపశయన దేవా దేవా ఉపశయేనైవైవోపశయన దేవా దేవా ఉపశయేనైవ ఉపశయేనైవైవోపశయేనోపశయేనైవ పాపైవోపశయేనోపశయేనైవ ఉపశయేనేత్యుపాశయేన దేవా పాపై వై వాపానదంతానదంతా పై వై వాపానదంత అపానదంతానదంతా పాపానదంత తత్తదనదంతా పాపానదంత తత్ అనుదంత తత్తదనదంతానదంత తదుపశయస్యోపశయస్య తదనదంతానదంత తదుపశయస్య తదుపశయస్యోపశయస్య తత్తదుపశయస్యోపశయత్వముపశయత్వముపశయస్య తత్తదుపశయస్యోపశయత్వం ఉపశయస్యోపశయత్వముపశయత్వముపశయస్యోపశయస్యోపశయత్వం యద్యదుపశయత్వముపశయస్యోపశయస్యోపశయత్వం యద్ ఉపశయస్యేత్యుపాశయస్య ఉపశయత్వం యద్యదుపశయత్వముపశయత్వం యద్దక్షిణతో దక్షిణతో యదుపశయత్వముపశయత్వం యద్దక్షిణత ఉపశయత్వమిత్యుపశయాత్వం యద్దక్షిణతో దక్షిణతో యద్దక్షిణత ఉపశయ ఉపశయో దక్షిణతో యద్దక్షిణత ఉపశయ దక్షిణత ఉపశయ ఉపశయో దక్షిణతో దక్షిణత ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయో దక్షిణతో దక్షిణత ఉపశయ ఉపశయే ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చా ఉపశయ ఉపశయ ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుచ్చై ఉపశయ ఇత్యుపాశయ ఉపశయే భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చా ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుచ్చై సర్వే సర్వే భ్రాతృవ్యాపనుచ్చా ఉపశయ ఉపశయే భ్రాతృవ్యాపనుచ్చై సర్వే ఉపశయ ఇత్యుపాశయే భ్రాతృవ్యాపనుచ్చై సర్వే సర్వే భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చై సర్వే వై వై సర్వే భ్రాతృవ్యాపనుచ్చై భ్రాతృవ్యాపనుచ్చై సర్వే వై భ్రాతృవ్యాపనుచ్చా ఇది భ్రాతృవ్యాపనుచ్చై సర్వే వై వై సర్వే సర్వే వా అన్యేన్యే వై సర్వే సర్వే వా అన్యే వా అన్యేన్యే వై వా అన్యే యూపా యూపా అన్యే వై వా అన్యే యూపా అన్యయూపాయూప అన్యేన్యయూపాః పశుమంతః పశుమంతో యూప అన్యేన్యయూపాః పశుమంతః యూపాః పశుమంతః పశుమంతో యూపాయూపాః పశుమంతోథాథ పశుమంతో యూపాయూపాః పశుమంతోథ పశుమంతోథాథ పశుమంతః పశుమంతోథోపశయ ఉపశయోథ పశుమంతః పశుమంతోథోపశయ పశుమంత ఇది పశుమంతః అథోపశయ ఉపశయోథాథోపశయ ఏవైవోపశయోథాథోపశయ ఏవ ఉపశయ ఏవైవోపశయ ఉపశయ ఏవా పశుర పశురేవోపశయ ఉపశయ ఏవా పశు ఉపశయ ఇత్యుపాశయ ఏవా పశుర పశురేవైవా పశుస్తస్య తస్యా పశురేవైవా పశుస్తస్య అపశుస్తస్య తస్యా పశుర పశుస్తస్య యజమానో యజమానస్తస్యా పశుర పశుస్తస్య యజమానః తస్య యజమానో యజమానస్తస్య తస్య యజమానః పశుః పశుర్యజమానస్తస్య తస్య యజమానః పశుః యజమానః పశుః పశుర్యజమానో యజమానః పశుర్యజ్యత్ పశుర్యజమానో యజమానః పశుర్యత్ పశుర్యజ్యత్ పశుః పశుర్యన్ననయత్ పశుః పశుర్యన్న యన్ననయజ్జన్న నిర్దిశేన్నిర్దిశేన్నయజ్జన్న నిర్దిశేత్ నిర్దిశేన్నిర్దిశేన్ననిర్దిశేదార్తిమార్తిన్ నిర్దిశేన్ననిర్దిశేదార్తిం నిర్దిశేదార్తిమార్తిన్ నిర్దిశేన్నిర్దిశేదార్తిమార్తిన్ నిర్దిశేన్నిర్దిశేదార్తిమా నిర్దిశేదితి నిషేద్ ఆర్తిమార్తిమార్తిమార్చేదుర్చ్ఛేదార్తిమార్తిమార్చేద్ ఆర్చేదుర్చ్ఛేదార్చేద్యజమానో యజమాన అర్చేదార్చేద్యజమానః అర్చేద్యజమానో యజమాన అర్చేదుర్చ్ఛేద్యజమానోసావసౌ యజమాన అర్చేదుర్చ్ఛేద్యజమానోసౌ యజమానోసావసౌ యజమానో యజమానోసౌ తేసౌ యజమానో యజమానోసౌ తే అసౌ తేసావసౌ తే పశుః పశుస్తేసావసౌ తే పశుః తే పశుః పశుస్తే తే పశురితీతి పశుస్తే తే పశురితి పశురితీతి పశుః పశురితి నిర్నిరసి పశుః పశురితి నిర్నిరతీతి నిర్దిశేద్దిశేందిరతీతి నిర్దిశేద్ నిర్దిశేద్దిశేన్నిర్నిర్దిశేద్యయ్యందిశేన్నిర్నిర్దిశేద్యం ఇష్యాద్ష్యాద్యం యందిష్యాద్యం యందిష్యాద్యం యందిష్యాద్యం యందిష్యాద్విష్యాద్యమేవైవ యందిష్యాద్విష్యాద్యమేవ యమేవైవ యమేవద్వేష్టిద్వేష్ట్యేవ యమేవద్వేష్టి ఏవద్వేష్టిద్వేష్ట్యేవైవద్వేష్టితం తంద్వేష్ట్యేవైవద్వేష్టితం వేష్టితం తంద్వేష్టిద్వేష్టితమస్మాస్మై తంద్వేష్టిద్వేష్టితమస్మై తమస్మాస్మై తమస్మై పశం పశుమస్మై తమస్మై పశం అస్మై పశం పశుమస్మాస్మై పశం నిర్నిష్పశుమస్మాస్మై పశం నిహి పశుం నిర్నిష్పశుం పశుం నిర్దిశది దిశది నిష్పశుం పశ ఆఖుస్తే పశుః పశుస్త ఆఖురాఖుస్తే పశు తే పశుః పశుస్తే తే పశురితీతి పశుస్తే తే పశురితి పశురితీతి పశుః పశురితి బ్రూయాద్ బ్రూయాదితి పశుః పశురితి బ్రూయాద్ ఇది బ్రూయాద్ బ్రూయాదితీతి బ్రూయాన్న బ్రూయాదితీతి బ్రూయాన్న బ్రూయాన్న బ్రూయాద్ బ్రూయాన్న గ్రామ్యాన్ గ్రామ్యాన్న బ్రూయాద్ బ్రూయాన్న గ్రామ్యాన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్న గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యాన్న గ్రామ్యాన్ పశూన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ హినస్తి హినస్తి పశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ హినస్తి పశూన్ హినస్తి హినస్తి పశూన్ పశూన్ హినస్తి నన హినస్తి పశూన్ పశూన్ హినస్తిన హినస్తి నన హినస్తి హినస్తి నారణ్యానారణ్యాన్న హినస్తి హినస్తి నారణ్యాన్ నారణ్యానారణ్యాన్న నారణ్యాన్ ప్రజాపతి ప్రజాపతిరారణ్యాన్న నారణ్యాన్ ప్రజాపతి ఆరణ్యాన్ ప్రజాపతి ప్రజాపతిరారణ్యానారణ్యాన్ ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతిరారణ్యానారణ్యాన్ ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజతృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజతృజత ప్రజా ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజత సృజత సృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజ అన్నాద్యేన ససోన్నాద్యేన వి అన్నాద్యేన వివ్యన్నాద్యేనాద్యేన వ్యాధ్యతార్జతవ్యన్నాద్యేనాద్యేన వ్యాధ్యత అన్నాద్యేనేత్యన్నా అద్యేన ప్రత్యంచం ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞకం సమ్మర్జితో యజ్ఞకం సమ్మర్జితో సమ్మర్జితోర్యజ్ఞం యజ్ఞకం సమ్మర్జితోర్యజ్జత్ సమ్మర్జితోర్యజ్ఞం యజ్ఞకం సమ్మర్జితోర్యత్ సమ్మర్జితోర్యజ్జత్ సమ్మర్జితో సమ్మర్జితోర్యత్ ఆత్మీవతం ఆత్మీవతం యత్ సమ్మర్జితో సమ్మర్జితోర్యత్ ఆత్మీవతం సమ్మర్జితోరితి సమ్మర్జితో ఆత్మీవతం ఆత్మీవతం యజ్జత్ ఆత్మీవతం వినోతి వినోతి ఆత్మీవతం యజ్జత్ ఆత్మీవతం వినోతి ఆత్మీవతం వినోతి వినోతి ఆత్మీవతం ఆత్మీవతం వినోతి యజ్ఞస్య యజ్ఞస్య వినోతి ఆత్మీవతం ఆత్మీవతం వినోతి యజ్ఞస్య ఆత్మీవతమితి ఆత్మీవతం వినోతి యజ్ఞస్య యజ్ఞస్య వినోతి వినోతి యజ్ఞస్య ప్రతి ప్రతి యజ్ఞస్య వినోతి వినోతి యజ్ఞస్య ప్రతి యజ్ఞస్య ప్రతి ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రత్యుత్తభ్యా ఉత్తభ్యై ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రత్యుత్తభ్యై ప్రత్యుత్తభ్యా ఉత్తభ్యై ప్రతి ప్రత్యుత్తభ్యై సయత్వాయ సయత్వాయోత్తభ్యై ప్రతి ప్రత్యుత్తభ్యై సయత్వాయ ఉత్తభ్యై సయత్వాయ సయత్వాయోత్తభ్యా ఉత్తభ్యై సయత్వాయ ఉత్తభ్యా ఇత్యుదోస్తభ్యై సయత్వాయేతి సయాత్వాయ ప్రజాపతి ప్రజాః ప్రజాః ప్రజాపతి ప్రజాపతిః ప్రజా అసృజత సృజత ప్రజాః ప్రజాపతి ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా అసృజత సృజత ప్రజాః ప్రజా అసృజత సో అసృజత ప్రజాః ప్రజా అసృజత సహ ప్రజా ఇతి ప్రజాః అసృజత సో అసృజత సృజత సదిరిచానోరిచానస్సో అసృజత సృజత సదిరిచానః సరిచానోరిచానస్త సరిచానో మన్యతమన్యతరిచానస్ సరిచానో మన్యత హరి అమన్యత సో మన్యతమన్యత స ఏతామేతాకుంసో మన్యతమన్యత స ఏతాం స ఏతామేతాకుంస స ఏతామేకాదశినీమేకాదశినీమేతాకుంస స ఏతామేకాదశినీ ఏతామేకాదశినీమేకాదశినీమేతామేతామేకాదశినీమపశ్యదపశ్యదేకాదశినీమేతామేకాదశినీమపశ్యద ఏకాదశినీమపశ్యదపశ్యదేకాదశినీమేకాదశినీమపశ్యక్తయాతయా పశ్యదేకాదశినీమేకాదశినీమపశ్యక్తయా అపశ్యక్తయాతయా పశ్యదపశ్యక్తయా వై వైతయా పశ్యదపశ్యక్తయా వై తయా వై వైతయాతయా వై స వైతయాతయా వై సహ వై స వై వై స ఆయురాయస్స వై వై స ఆయు స ఆయురాయస్స స ఆయురింద్రియమింద్రియమాయస్స స ఆయురింద్రియం ఆయురింద్రియమింద్రియమాయురాయురింద్రియం వీర్యం వీర్యమింద్రియమాయురాయురింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్నాత్మన వీర్యమింద్రియమింద్రియం వీర్యమాత్మన్న వీర్యమాత్మన్నాత్మన వీర్యం వీర్యమాత్మన్న సత్తా సత్తాత్మన వీర్యం వీర్యమాత్మన్న సత్తా ఆత్మన్న సత్తా సత్తాత్మన్నాత్మన్న సత్త ప్రజా ప్రజా అదత్తాత్మన్నాత్మన్న సత్త ప్రజా అధత్త ప్రజా ప్రజా అధత్తాధత్త ప్రజా ఇవేవ ప్రజా అధత్తాధత్త ప్రజా ఇవ ప్రజా ఇవేవ ప్రజా ప్రజా ఇవ ఖలు ఖల్వివ ప్రజా ప్రజా ఇవ ఖలు ప్రజా ఇవ ప్రజా ఇవ ఖలు ఖల్వివేవ ఖలు వై వై ఖల్వివేవ ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏష వై ఖలు ఖలు వా ఏష వై వా ఏష సృజతే సృజత ఏష వై వా ఏష సృజతే ఏష సృజతే సృజత ఏష సృజతేయోయసృజత ఏష సృజతేయ సృజతేయోయసృజతే సృజతేయోయజతేయజతేయసృజతే సృజతేయోయజతే యోయజతేయజతేయోయజతే స ఇజతేయోయోయజతే స ఇజతే స ఇజతేయజతే స ఏతర్హ్యేతర్హి స ఇజతేయజతే స ఏతర్హి స ఏతర్హ్యేతర్హి స ఏతర్హి నిరిచానో నిరిచాన ఏతర్హి స ఏతర్హి నిరిచాన ఏతర్హి నిరిచానో నిరిచాన ఏతర్హ్యేతర్హి నిరిచాన ఇవేవ నిరిచాన ఏతర్హ్యేతర్హి నిరిచాన ఇవ నిరిచాన ఇవేవ నిరిచానో నిరిచాన ఇవ యద్యతి వరిరిచానో నిరిచాన ఇవ యద్ ఇవ యద్యతి వే వయదే శైషాయతి వే వయదే యదే శైషాయత్యదే శైకాదశిన్యేకాదశిన్యేషాయత్యదే శైకాదశినీ ఏ శైకాదశిన్యేకాదశిన్యే శైషైకాదశినీ భవతి భవత్యేకాదశిన్యే శైషైకాదశినీ భవతి ఏకాదశిని భవతి భవత్యేకాదశిన్యేకాదశిని భవత్యాయురాయుర్భవత్యేకాదశిన్యేకాదశిని భవత్యాయు భవత్యాయురాయుర్భవతి భవత్యాయురేవైవాయుర్భవతి భవత్యాయురేవ ఆయురేవైవాయురాయురేవతయాతయైవాయురాయురేవతయాతయైవైవతయేంద్రియమింద్రయంతయైవైవతయేంద్రియం తయేంద్రియమింద్రయంతయాతయేంద్రియం వీర్యం వీర్యమింద్రయంతయాతయేంద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యం యజమానో యజమానో వీర్యమింద్రియమింద్రియం వీర్యం యజమాన వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్ ఆత్మన యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్ యజమాన ఆత్మన్నాత్మన యజమానో యజమాన ఆత్మం ధత్తే దత్త ఆత్మన యజమానో యజమాన ఆత్మం ధత్తే ఆత్మం ధత్తే దత్త ఆత్మన్నాత్మం ధత్తే ప్రధత్త ఆత్మన్నాత్మం ధత్తే ప్రధత్తే ప్రధత్తే ధత్తే ప్రైవైవ ప్రధత్తే ధత్తే ప్రైవ ప్రైవైవ ప్రైవాజ్ఞేయేనైవ ప్రైవాజ్ఞేయేన ఏవాజ్ఞేయేనైవైవాజ్ఞేయేన వాపయతి వాపయత్యాజ్ఞేయేనైవైవాజ్ఞేయేన వాపయతి ఆజ్ఞేయేన వాపయతి వాపయత్యాజ్ఞేయేన ఆజ్ఞేయేన వాపయతి విధనం విధనం వాపయత్యాజ్ఞేయేన ఆజ్ఞేయేన వాపయతి విధనం వాపయతి మిథనం మిథనం వాపయతి వాపయతి మిథన గోసారస్వత్యా సారస్వత్యా మిథనం వాపయతి వాపయతి మిథన గోసారస్వత్యా మిథన గోసారస్వత్యా సారస్వత్యా మిథనం మిథన గోసారస్వత్యా కరోతి కరోతి సారస్వత్యా మిథనం మిథన గోసారస్వత్యా కరోతి సారస్వత్యా కరోతి కరోతి సారస్వత్యా సారస్వత్యా కరోతి రేతో రేతః కరోతి సారస్వత్యా సారస్వత్యా కరోతి రేతః కరోతి రేతో రేతః కరోతి కరోతి రేత సౌమ్యేన సౌమ్యేన రేతః కరోతి కరోతి రేతః సౌమ్యేన రేతః సౌమ్యేన సౌమ్యేన రేతో రేతః సౌమ్యేన దధాతి దధాతి సౌమ్యేన రేతో రేతః సౌమ్యేన దధాతి సౌమ్యేన దధాతి దధాతి సౌమ్యేన సౌమ్యేన దధాతి ప్రసూర దధాతి సౌమ్యేన సౌమ్యేన దధాతి ప్రదధాతి ప్రదధాతి దధాతి ప్రజనయతి జనయతి ప్రదధాతి దధాతి ప్రజనయతి ప్రజనయతి జనయతి ప్రజనయతి పౌష్ణేన పౌష్ణేన జనయతి ప్రజనయతి పౌష్ణేన జనయతి పౌష్ణేన పౌష్ణేన జనయతి జనయతి పౌష్ణేన బారహస్పత్యోపారహస్పత్య పౌష్ణేన జనయతి జనయతి పౌష్ణేన బారహస్పత్య పౌష్ణేన బారహస్పత్యోపారహస్పత్య పౌష్ణేన పౌష్ణేన బారహస్పత్యో భవతి భవతి బారహస్పత్య పౌష్ణేన పౌష్ణేన బారహస్పత్యో భవతి బారహస్పత్యో భవతి భవతి బారహస్పత్యో బారహస్పత్యో భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి బారహస్పత్యో బారహస్పత్యో భవతి బ్రహ్మ భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై వై బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం దేవానాం వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం బృహస్పతిర్ బృహస్పతిర్దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మణా బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవైవ బ్రహ్మణా బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మా అస్మా ఏవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై ప్రజా ప్రజా అస్మా ఏవైవాస్మై ప్రజా అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్రజా ప్రజా ప్రజా ప్రజనైతి జనైతి ప్రజా ప్రజా ప్రజనైతి ప్రజా ప్రజా ప్రజనయతి జనయతి ప్రజనయతి వైశ్వదేవో వైశ్వదేవో జనయతి ప్రజనయతి వైశ్వదేవ జనయతి వైశ్వదేవో వైశ్వదేవో జనయతి జనయతి వైశ్వదేవో భవతి భవతి వైశ్వదేవో జనయతి జనయతి వైశ్వదేవో భవతి వైశ్వదేవో భవతి భవతి వైశ్వదేవో వైశ్వదేవో భవతి వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో భవతి వైశ్వదేవో వైశ్వదేవో భవతి వైశ్వదేవ్య వైశ్వదేవ ఇది వైశ్వదేవ భవతి వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో భవతి భవతి వైశ్వదేవ్యో వై వై వైశ్వదేవ్యో భవతి భవతి వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యో వై వై వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజా వై వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజా ప్రజా ప్రజా ప్రజా ఇది ప్రజా ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవాస్మా అస్మా ఏవ ప్రజా ప్రజా ఏవాస్మై ప్రజా ఇది ప్రజా ఏవాస్మా అస్మా ఏవైవాస్మై ప్రాస్మా ఏవైవాస్మై ప్ర అస్మై ప్రాస్మా అస్మై ప్రజనయతి జనయతి ప్రాస్మా అస్మై ప్రజనయతి ప్రజనయతి జనయతి ప్రజనయతీంద్రియమింద్రియం జనయతి ప్రజనయతీంద్రియం జనయతీంద్రియమింద్రియం జనయతి జనయతీంద్రియమేవైవేంద్రియం జనయతి జనయతీంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవైంద్రేణైంద్రేణైవేంద్రియమింద్రియమేవైంద్రేణ ఏవైంద్రేణైంద్రేణైవైవైంద్రేణావైంద్రేణైవైవైంద్రేణావ ఐంద్రేణావైంద్రేణైంద్రేణావరుంధే రుంధే వైంద్రేణైంద్రేణావరుంధే అవరుంధే రుంధే వావరుంధే విషం విషకం రుంధే వావరుంధే విషం రుంధే విషం విషకం రుంధే రుంధే విషం మారుతేన మారుతేన విషకం రుంధే రుంధే విషం మారుతేన విషం మారుతేన మారుతేన విషం విషం మారుతేనౌజ ఓజ మారుతేన విషం విషం మారుతేనౌజ మారుతేనౌజ ఓజ మారుతేన మారుతేనౌజోబలం బలమోజ మారుతేన మారుతేనౌజోబలం ఓజోబలం బలమోజ ఓజోబలమైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన బలమోజ ఓజోబలమైంద్రాజ్ఞేన బలమైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన బలం బలమైంద్రాజ్ఞేన ప్రసవాయ ప్రసవాయైంద్రాజ్ఞేన బలం బలమైంద్రాజ్ఞేన ప్రసవాయ ఐంద్రాజ్ఞేన ప్రసవాయ ప్రసవాయైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన ప్రసవాయ సావిత్ర సావిత్ర ప్రసవాయైంద్రాజ్ఞేనైంద్రాజ్ఞేన ప్రసవాయ సావిత్ర ఐంద్రాజ్ఞేనేత్యైంద్రాజ్ఞేన ప్రసవాయ సావిత్ర సావిత్ర ప్రసవాయ ప్రసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ సావిత్ర ప్రసవాయ ప్రసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ సావాయేతి ప్రాసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ సావిత్ర సావిత్రో నిర్వరుణత్వాయ వారుణో వారుణో నిర్వరుణత్వాయ సావిత్ర సావిత్రో నిర్వరుణత్వాయ వారుణ నిర్వరుణత్వాయ వారుణో వారుణో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ వారుణో మధ్యదో మధ్యదో వారుణో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ వారుణో మధ్యద నిర్వరుణత్వాయేత నిర్వరుణత్వాయ వారుణో మధ్యదో మధ్యదో వారుణో వారుణో మధ్యద ఐంద్రమైంద్రం మధ్యదో వారుణో వారుణో మధ్యద ఐంద్రం మధ్యద ఐంద్రమైంద్రం మధ్యదో మధ్యద ఐంద్రమైంద్రం మధ్యదో మధ్యద ఐంద్రమా ఐంద్రమైంద్రమైంద్రమాలభతే లభత ఐంద్రమైంద్రమాలభతే ఆలభతే లభత ఆలభతే మధ్యదో మధ్యదో లభత ఆలభతే మధ్యద లభతే మధ్యదో మధ్యదో లభతే లభతే మధ్యద ఏవైవ మధ్యదో లభతే లభతే మధ్యద ఏవ మధ్యద ఏవైవ మధ్యదో మధ్యద ఏవేంద్రియమింద్రియమేవ మధ్యదో మధ్యద ఏవేంద్రియం ఏవేంద్రియమింద్రియమేవైవేంద్రియం యజమానే యజమాన ఇంద్రియమేవైవేంద్రియం యజమానే ఇంద్రియం యజమానే యజమాన ఇంద్రియమింద్రియం యజమానే దధాతి దధాతి యజమాన ఇంద్రియమింద్రియం యజమానే దధాతి యజమానే దధాతి దధాతి యజమానే యజమానే దధాతి పురస్తాత్ పురస్తాత్ దధాతి యజమానే యజమానే దధాతి పురస్తాత్ దధాతి పురస్తాత్ పురస్తాత్ దధాతి దధాతి పురస్తాదైంద్రస్య ఇంద్రస్య పురస్తాత్ దధాతి దధాతి పురస్తాదైంద్రస్య పురస్తాదైంద్రస్యైంద్రస్య పురస్తాత్ పురస్తాదైంద్రస్య వైష్దేవం వైష్దేవమైంద్రస్య పురస్తాత్ పురస్తాదైంద్రస్య వైష్దేవం ఐంద్రస్య వైష్దేవం వైష్దేవమైంద్రస్యైంద్రస్య వైష్దేవమా వైష్దేవమైంద్రస్యైంద్రస్య వైష్దేవమా వైష్దేవమా వైష్దేవం వైష్దేవమాలభతే లభత ఆ వైష్దేవం వైష్దేవమాలభతే వైష్దేవమితి వైష్దేవం ఆలభతే లభత ఆలభతే వైష్దేవం వైష్దేవం లభత ఆలభతే వైష్దేవం లభతే వైష్దేవం వైష్దేవం లభతే లభతే వైష్దేవం వై వై వైష్దేవం లభతే లభతే వైష్దేవం వై వైష్దేవం వై వై వైష్దేవం వైష్దేవం వాహన్నమన్నం వై వైష్దేవం వైష్దేవం వాహన్నం వైష్దేవమితి వైష్దేవం వాహన్నమన్నం వై వాహన్నం అన్నమన్నం అన్నమేవైవాన్నమన్నమేవ పురస్తాత్ పురస్తాదేవాన్నమన్నమేవ పురస్తాత్ ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్తాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాదన్నమన్నం పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాదన్నం పురస్తాదన్నమన్నం పురస్తాత్ పురస్తాదన్న మధ్యదే ద్యదేన్నం పురస్తాత్ పురస్తాదన్న మధ్యదే అన్న మధ్యదే ద్యదేన్నమన్న మధ్యద ఐంద్రమైంద్ర మధ్యదేన్నమన్న మధ్యద ఐంద్రం అద్యద ఐంద్రమైంద్ర మధ్యదే ద్యుత ఐంద్రమానభ్యాలభ్యైంద్ర మధ్యదే ద్యుత ఐంద్రమానభ్య ఐంద్రమాలభ్యాలభ్యైంద్రమైంద్రమాలభ్యమారుతం మారుతమాలభ్యైంద్రమైంద్రమాలభ్యమారుతం ఆలభ్యమారుతం మారుతమాలభ్యాలభ్యమారుతమా మారుతమాలభ్యాలభ్యమారుతమా ఆలభ్యేత్యాలభ్య మారుతమా మారుతం మారుతమాలభతే లభత ఆమారుతం మారుతమాలభతే ఆలభతే లభత ఆలభతే విడ్ విల్లభత ఆలభతే విడ్ లభతే విడ్ విల్లభతే లభతే విడ్ వై వై విల్లభతే లభతే విడ్ వై విడ్ వై వై విడ్ విడ్ వై మరుతో మరుతో వై విడ్ విడ్ వై మరుత వై మరుతో మరుతో వై వై మరుతో విషం విషం మరుతో వై వై మరుతో విషం మరుతో విషం విషం మరుతో మరుతో విషమే వైవ విషం మరుతో మరుతో విషమేవ విషమేవైవ విషం విషమేవాస్మాస్మా ఏవ విషం విషమేవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మా అన్వన్వస్మా ఏవైవాస్మా అను అస్మా అన్వన్వస్మా అస్మా అనుబధ్నాది బధ్నాత్యన్వస్మా అస్మా అనుబధ్నాది అనుబధ్నాది బధ్నాత్యన్వనుబధ్నాది యది బధ్నాత్యన్వనుబధ్నాది యది బధ్నాది యది యది బధ్నాది బధ్నాది యది కామయేత కామయేత యది బధ్నాది బధ్నాది యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేత యోయ కామయేత యది యది కామయేత యః కామయేత యోయ కామయేత కామయేత యోవగతోవగతో యః కామయేత కామయేత యోవగతః యోవగతోవగతో యో యోవగతః స సోవగతో యో యోవగతః స అవగతః స సోవగతోవగతః సోపాపసోవగతోవగతః సోప అవగత ఇత్యవగ్రహః సోపాపస సోపరుధ్యతామోరుధ్యతామపస సోపరుధ్యతామ్ అవరుధ్యతామోరుధ్యతామపాపరుధ్యతాయ్యోరుధ్యతామపాపరుధ్యతాయ్యోరుధ్యతామోరుధ్యతాయ్యోపరుద్ధోపరుద్ధో యోరుధ్యతామోరుధ్యతాయ్యోపరుద్ధ యోపరుద్ధోపరుద్ధో యోపరుద్ధస్థ సోపరుద్ధో యోపరుద్ధస్ అపరుద్ధస్థ సోపరుద్ధోపరుద్ధస్వ సోపరుద్ధోపరుద్ధస్వ అపరుద్ధ ఇత్యపరుద్ధ సోవావస సోపగచ్చతు గచ్చత్వవస సోపగచ్చతు అవగచ్చతు గచ్చత్వమావగచ్చత్విదీతి గచ్చత్వమావగచ్చత్విది గచ్చత్విదీతి గచ్చతు గచ్చత్విత్యైంద్రస్య ఇంద్రస్యేతి గచ్చతు గచ్చత్విత్యైంద్రస్య ఇత్యైంద్రస్య ఇంద్రస్యేతి ఇత్యైంద్రస్య లోకే లోక ఐంద్రస్యేతి ఇత్యైంద్రస్య లోకే ఐంద్రస్య లోకే లోక ఐంద్రస్య ఇంద్రస్య లోకే వారుణం వారుణం లోక ఐంద్రస్య ఇంద్రస్య లోకే వారుణం లోకే వారుణం వారుణం లోకే లోకే వారుణమా వారుణం లోకే లోకే వారుణమా వారుణమా వారుణం వారుణమాల భేదల భేద వారుణం వారుణమాల భేద ఆలభేదల భేదాల భేద వారుణస్య వారుణస్య లభేతాల భేద వారుణస్య లభేద వారుణస్య వారుణస్య లభేదల భేద వారుణస్య లోకే లోకే వారుణస్య లభేదల భేద వారుణస్య లోకే వారుణస్య లోకే లోకే వారుణస్య వారుణస్య లోక ఐంద్రమైంద్రం లోకే వారుణస్య వారుణస్య లోక ఐంద్రం లోక ఐంద్రమైంద్రం లోకే లోక ఐంద్రయ్యోయ ఐంద్రం లోకే లోక ఐంద్రయ్య ఐంద్రయ్యోయ ఐంద్రమైంద్రయ్య ఏవైవయ ఐంద్రమైంద్రయ్య ఏవ య ఏవైవయోయ ఏవావగతోవగత ఏవయోయ ఏవావగతః ఏవావగతోవగత ఏవైవావగతః స సోవగత ఏవైవావగతః స అవగతః స సోవగతోవగతః సోపాపసోవగతోవగతః సోప అవగత ఇత్యవగతః సోపాపస సోపరుధ్యతే రుధ్యతే పస సోపరుధ్యతే అపరుధ్యతే రుధ్యతే పాపరుధ్యతే యో యోరుధ్యతే పాపరుధ్యతే యః రుధ్యతే యో యోరుధ్యతే రుధ్యతే యోపరుద్ధోపరుద్ధో యోరుధ్యతే రుధ్యతే యోపరుద్ధ యోపరుద్ధోపరుద్ధో యో యోపరుద్ధస్థ సోపరుద్ధో యో యోపరుద్ధస్థ అపరుద్ధస్థ సోపరుద్ధోపరుద్ధస్వ వా వసోపరుద్ధోపరుద్ధస్వ అపరుద్ధ ఇత్యపరుద్ధ సో వా వస సోపగచ్చతి గచ్చత్యవస సోపగచ్చతి అవగచ్చతి గచ్చత్యవగచ్చతి ఇది గచ్చత్యవగచ్చతి ఇది గచ్చతి ఇది ఇది గచ్చతి గచ్చతి ఇది కామయేత కామయేత ఇది గచ్చతి గచ్చతి ఇది కామయేత ఇది కామయేత కామయేత ఇది కామయేత ప్రజా ప్రజా కామయేత ఇది కామయేత ప్రజా కామయేత ప్రజా ప్రజా కామయేత కామయేత ప్రజాముష్యేయుర్ముష్యేయు ప్రజా కామయేత కామయేత ప్రజాముష్యేయు ప్రజాముష్యేయుర్ముష్యేయు ప్రజా ప్రజాముష్యేయుదీముష్యేయు ప్రజా ప్రజాముష్యేయుది ప్రజా ఇది ప్రజా ముష్యేయుదీది ముష్యేయుర్ముష్యేయుది పశువన్ పశువనిది ముష్యేయుర్ముష్యేయుది పశూన్ ఇది పశువన్ పశువనిదీతి పశువన్ వితిషదేత్ పశువన్ వితిషదేత్ వితిషదేత్ పశువన్ పశువన్ వితిషదేత్ ప్రజా ప్రజా వితిషదేత్ పశువన్ పశువన్ వితిషదేత్ ప్రజా వితిషదేత్ ప్రజా ప్రజా వితిషదేత్ వితిషదేత్ ప్రజా ఏవైవ ప్రజా వితిషదేత్ వితిషదేత్ ప్రజా ఏవ వ్యతిషదేదితి భి అతిషదేత్ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ మోహయతి మోహయత్యేవ ప్రజా ప్రజా ఏవ మోహయతి ప్రజా ఇది ప్రజా ఏవ మోహయతి మోహయత్యేవైవ మోహయతి యత్ జన్మోహయత్యేవైవ మోహయతి మోహయతి యత్ జన్మోహయతి మోహయతి ఇదభివాహతో అభివాహతో యన్మోహయతి మోహయతి ఇదభివాహతః ఎదభివాహతో అభివాహతో యద్యదభివాహతో పామ పామభివాహతో యద్యదభివాహతో పామ్ అభివాహతో పామ పామభివాహతో అభివాహతో పాం వారుణం వారుణమపామభివాహతో అభివాహతో పాం వారుణం అభివాహత ఇత్యభివాహత అపాం వారుణం వారుణమపామపాం వారుణమాలభేత లభేత వారుణమపామపాం వారుణమాలభేత వారుణమాలభేత లభేత వారుణం వారుణమాలభేద ప్రజా ప్రజా ఆలభేత వారుణం వారుణమాలభేద ప్రజా ఆలభేద ప్రజా ప్రజా ఆలభేత లభేద ప్రజా వరుణో వరుణ ప్రజా ఆలభేత లభేద ప్రజా వరుణ ఆలభేదేత్యాలభేత ప్రజావరుణో వరుణ ప్రజా ప్రజావరుణో గృహీయాత్ గృహీయాత్ వరుణ ప్రజా ప్రజావరుణో గృహీయాత్ ప్రజా ఇది ప్రజా వరుణో గృహీయాత్ గృహీయాత్ వరుణో వరుణో గృహీయాత్ దక్షిణతో దక్షిణతో గృహీయాత్ వరుణో వరుణో గృహీయాత్ దక్షిణత గృహీయాత్ దక్షిణతో దక్షిణతో గృహీయాత్ గృహీయాత్ దక్షిణత ఉదంచం ఉదంచం దక్షిణతో గృహీయాత్ గృహీయాత్ దక్షిణత ఉదంచం దక్షిణత ఉదంచముదంచం దక్షిణతో దక్షిణత ఉదంచమోదంచం దక్షిణతో దక్షిణత ఉదంచమా ఉదంచమోదంచముదంచమాలభతే లభత ఓదంచముదంచమాలభతే ఆలభతే లభత ఆలభతే ప్రవాహతోపవాహతో లభత ఆలభతే ప్రవాహత లభతే ప్రవాహతో ప్రవాహతో లభతే లభతే ప్రవాహతో పామ పామ ప్రవాహతో లభతే లభతే ప్రవాహతో పామ్ అప్రవాహతో పామ పామ ప్రవాహతో ప్రవాహతో పాం ప్రజానాం ప్రజానామపామ ప్రవాహతో ప్రవాహతో పాం ప్రజానాం అపవాహత ఇత్యపవాహత అపవాం ప్రజానాం ప్రజానామపామ పాం ప్రజానామ వరుణగ్రహాయ వరుణగ్రహాయ ప్రజానామపామ పాం ప్రజానామ వరుణగ్రహాయ ప్రజానామ వరుణగ్రహాయ వరుణగ్రహాయ ప్రజానాం ప్రజానామ వరుణగ్రహాయ ప్రజానామిది ప్రజానాం అవర్ణగ్రహాయేత్యవర్ణగ్రహాయ ఇంద్రః పత్నియా పత్నియేంద్ర ఇంద్రః పత్నియామనుమ్ మనుమ్ పత్నియేంద్ర ఇంద్రః పత్నియామనుమ్ పత్నియామనుమ్ మనుమ్ పత్నియా పత్నియామనుమయాదయదయాదయన్మనుమ్ పత్నియా పత్నియామనుమయాజేత్ మనుమయాదయదయాదయన్మనుమ్ మనుమయాదయత్తాం తామయాదయన్మనుమ్ మనుమయాదయత్తాం అయాదయత్తాం తామయాదయదయాదయత్తాం పర్యగ్నికృతాం పర్యగ్నికృతాం తామయాదయదయాదయత్తాం పర్యగ్నికృతాం తాం పర్యగ్నికృతాం పర్యగ్నికృతాం తాం తాం పర్యగ్నికృతాముదత్ పర్యగ్నికృతాం తాం తాం పర్యగ్నికృతాముదత్ పర్యగ్నికృతాముదత్ పర్యగ్నికృతాం పర్యగ్నికృతాముద సృజత సృజత్ పర్యగ్నికృతాం పర్యగ్నికృతాముద సృజత్ పర్యగ్నికృతామితి పర్యగ్నీకృతాం ఉద సృజత సృజత్ ఉద సృజత్తయాతయా సృజదు దుద సృజత్తయా అసృజత్తయాతయా సృజత సృజత్తయా మనుర్మనుష్టయా సృజత సృజత్తయా మను తయామనుర్మనస్తయాతయా మనురార్ధ్నోదార్ధ్నోన్మనస్తయాతయా మనురార్ధ్నోద్ మనురార్ధ్నోదార్ధ్నోన్మనర్మనురార్ధ్నోద్యద్యదార్ధ్నోన్మనర్మనురార్ధ్నోద్యద్ ఆర్ధ్నోద్యద్యదార్ధ్నోదార్ధ్నోద్యద్ పర్యగ్నికృతం యదా ఆర్ధ్నోదార్ధ్నోద్యత్ పర్యగ్నికృతం యత్ పర్యగ్నికృతం పర్యగ్నికృతం యద్యత్ పర్యగ్నికృతం పాత్నేవతం పాత్నేవతం పర్యగ్నికృతం యద్యత్ పర్యగ్నికృతం పాత్నేవతం పర్యగ్నికృతం పాత్నేవతం పాత్నేవతం పర్యగ్నికృతం పర్యగ్నికృతం పాత్నేవతముత్సృజత్యుత్సృజతి పాత్నేవతం పర్యగ్నికృతం పర్యగ్నికృతం పాత్నేవతముత్సృజతి పర్యగ్నికృతమిది పర్యగ్నీకృతం ఆత్మీవతముత్సృజత్యుత్సృజతి పాత్నేవతం వా ఆత్మీవతముత్సృజతి యాముత్సృజతి పాత్నేవతం వా ఆత్మీవతముత్సృజతి యాం పాత్నేవతమిది పాత్నీవతం ఉత్సృజతిముత్సృజత్యుత్సృజతి యామేవృజత్యుత్సృజతి యామేవృజతిమనుర్మనరేవృద్ధిమృద్ధిం మనరేవృద్ధిమనుర్వృద్ధిం మనర్మనరుద్ధిమార్ధ్నోదార్ధ్నోదృద్ధిం అర్ధ్యమార్ధ్నోదార్ధ్నోదృద్ధిమర్ధ్యమార్ధ్నోత్తాంతామార్ధ్నోదృద్ధిమర్ధ్యమార్ధ్నోత్తాం ఆర్ధ్నోత్తాంతామార్ధ్నోదార్ధ్నోత్తామేవ ఇజమానో యజమాన ఏవైవ ఇజమానర్ధ్నోత్యుర్ధ్నోతి అప్రతిష్ఠితాదప్రతిష్ఠితాద్వై వా అప్రతిష్ఠితాద్యజ్ఞో యజ్ఞో అప్రతిష్ఠితాద్వై వా అప్రతిష్ఠితాద్యజ్ఞ త్వష్టా వై వై త్వష్టా త్వష్టా వై రేతసో రేతసో వై త్వష్టా త్వష్టా వై రేతసః వైరేతసో రేతసో వై వైరేతసిక్తస్య రేతసో వై వైరేతసిక్తస్య రేతసిక్తస్య రేతసో రేతసిక్తస్య రూపాణి రూపాణి సిక్తస్య రేతసో రేతసిక్తస్య రూపాణి సిక్తస్య రూపాణి రూపాణి సిక్తస్య రూపాణి వివి రూపాణి సిక్తస్య రూపాణి వి రూపాణి వివి రూపాణి రూపాణి వికరోతి కరోతి వి రూపాణి రూపాణి వికరోతి వికరోతి కరోతి వికరోతి దంతం కరోతి వికరోతి తమ్ కరోతి దంతం కరోతి కరోతి తమేవైవ తం కరోతి కరోతి తమేవ తమేవైవ దంతమేవ వృషాణం వృషాణమేవ దంతమేవ వృషాణం ఏవ వృషాణం వృషాణమేవైవ వృషాణం పత్నీషు పత్నీషు వృషాణమేవైవ వృషాణం పత్నీషు వృషాణం పత్నీషు పత్నీషు వృషాణం వృషాణం పత్నేష్వప్యపి పత్నీషు వృషాణం వృషాణం పత్నేష్వపి పత్నేష్వప్యపి పత్నీషు పత్నేష్వపి సృజతి సృజత్యపి పత్నీషు పత్నేష్వపి సృజతి అపి సృజతి సృజత్యప్యపి సృజతి స సృజత్యప్యపి సృజతి స సృజతి స సృజతి సృజతి సోస్మాస్మై స సృజతి సృజతి సోస్మై సోస్మాస్మై సోస్మై రూపాణి రూపాణ్యస్మై సోస్మై రూపాణి అస్మై రూపాణి రూపాణ్యస్మాస్మై రూపాణి వివి రూపాణ్యస్మాస్మై రూపాణి వి రూపాణి వివి రూపాణి రూపాణి వికరోతి కరోతి వి రూపాణి రూపాణి వికరోతి వికరోతి కరోతి వి వికరోతి కరోతీతి కరోతి.